రాజా, నా కృష్ణతత్వం తెలుసుకోవాలంటే, సంజయుడు చెప్తున్నాడు, రాజా నువ్వు ఎలా తెలుసుకుంటావయ్యా కృష్ణతత్వం? కృష్ణతత్వం అజ్ఞానాంధకారంలో ఉన్నవాడికి కృష్ణతత్వం అర్థం కాదు సుమా, మధుసూదనుడు గురించి నాకు తెలుసు అన్నాడు. ఇక్కడ నీకెలా తెలుసు అని అంటావా? గురువుల యొక్క అనుగ్రహం చేత, భక్తి చేత నాకు తెలిసింది. ఎందుకంటే నేను ఏనాడు మాయని సేవించను, అంటే కపటాన్ని ఆశ్రయించను. ఇక్కడ సంజయుడు కృష్ణుడిని ఎలా తెలుసుకున్నాడో చెప్తున్నాడు. దాన్ని బట్టి మనకిది బోధ. అంతేకాదు వ్యర్థ ధర్మాన్ని ఆచరించలేదు. ఎవరు అడిగారుగా భారతంలో సాధనలు ఏమున్నాయని? ఇవి ఉన్నాయండి, తెలుసుకోండి. ఇక్కడ నేను మాయని సేవించలేదు, ఏది చేసినా భగవదర్పిత బుద్ధితోనే చేస్తాను, కృష్ణార్పణ బుద్ధితో చేస్తాను, కనుక వ్యర్థ ధర్మం నేను ఆచరించను. శుద్ధమైన మనస్సుతో భక్తితో నేను కృష్ణ పరమాత్మను ఆశ్రయించాను. అలాగా దేవకీపుత్రిని తెలుసుకోవచ్చు, కానీ ఇంకొక విధంగా తెలియలేము అంటూ ఇక్కడ ఒక శ్లోకాన్ని చెప్తున్నాడు. అప్రాప్య కేశవో రాజన్ ఇంద్రియై రజితై నృభి ఆగమాధిగమాత్ యోగాత్ వశీ తత్వే ప్రసీదతి. కేశవుడు తెలియాలి అంటే ఇంద్రియములు జయించని వారికి కేశవుడు తెలియడు. ఇంద్రియ నిగ్రహం ఉండాలి. ఆగమాధిగమాత్ గురువుల ద్వారా శాస్త్రజ్ఞానము పొంది ఉండాలి. రెండవది, ఇది సాధనకు కావాల్సిన అంశం అండి. ముందుగా ఉండవలసింది ఇంద్రియ నిగ్రహం. రెండు, ఆగమాధిగమాత్, ఆగమ అధిగమనము అనగా శాస్త్రజ్ఞానము. శాస్త్రజ్ఞానం ఎలా రావాలి? గురు శుశ్రూషాప్త్. గురు శుశ్రూష వల్ల శాస్త్రముల ద్వారా భగవంతుడు అంటే ఏంటి తెలియాలి. అది తెలియాలంటే నీకు ఇంద్రియ నిగ్రహం ఉండాలి. అందుకని గురువుగారు కృష్ణు గురించి చెప్తూ ఉంటే వాచిని వీడు చూసుకుంటూ ఉంటే వీడికి ఎప్పుడు బతుకొస్తుందండి? కనుక వాడిని వాడిని నిగ్రహించుకుంటూ శాస్త్రజ్ఞానం తెలుసుకుంటే యోగాత్. తర్వాత మూడవ అంశం యోగము. యోగం అనగా ఇక్కడ ప్రధానంగా యోగాభ్యాసము. యోగాభ్యాసం అనగా ఊపిరి పైకి తీసి కింద కొదలడం, ఎక్సర్సైజులు కాదండి. యోగం అనగా సాధన, ఇది తెలుసుకోవాల్సింది. అందుకే ముందు ఇంద్రియ నిగ్రహము, గురువుల ద్వారా శ్రవణం చేసి తత్వాన్ని అవగాహన చేసుకోవడము, సాధన ద్వారా తత్వమునందు మనస్సు నిలపడము, అది తెలియాలి. అందుకు నిరంతరం గురువులు చెప్పింది మననం చేసుకుంటూ మనస్సును నిలపాలది యోగము, అది ఇక్కడ చూపిస్తున్నాడు. ఈ మూడు ఉన్నటువంటి వారికి కృష్ణుని యొక్క తత్వము అనుగ్రహింపబడుతుంది, ఇది చెప్పారు ఇక్కడ. వాడెళ్ళి లాక్కుంటాడు కాదు, ఆయన అనుగ్రహిస్తాడట. అంత విశేషంగా చెప్పి కృష్ణుని 14 నామాలకి ఇక్కడ వ్యాఖ్యానం చెప్తాడు. నమస్కారం చేసుకుందాం. 14 నామాలు 1000 ఉన్నాయనికి. కేశవాది నామములకి వైదికమైనటువంటి అర్థాన్ని ఇక్కడ సంజయుడు చెప్తాడు. అంటే భారతంలో భక్తి చెప్పలేదనే వాళ్ళు ఎంత అజ్ఞానులు, దీన్ని బట్టి ఆలోచించుకోండి. భాగవతం ఎంత కృష్ణ భక్తి చెప్పిందో, భారతం ఏమాత్రం తగ్గకుండా కృష్ణభక్తిని చూపించింది, అది తెలుసుకోవాల్సింది. ఇక్కడ కృష్ణభక్తిని అద్భుతంగా వివరిస్తే ధృతరాష్ట్రుడు అంటాడు, కళ్ళున్న వారంతా అదృష్టవంతులయ్యా అన్నాడు. గుడ్డి కళ్ళ నుంచి కూడా నీరు వచ్చిందండి ఇప్పుడు కృష్ణత్వం ఉన్నాక. కళ్ళున్న వాళ్ళందరూ అదృష్టవంతులు, ఎందుకంటే వేదవేద్యుడైన పరమాత్మని భౌతిక రూపంతో ఎవ్వరూ చూడలేరు. ఆయన్ని మీరందరూ చూడగలుగుతున్నారు అంటే మీరందరూ భాగ్యవంతులు. గుడ్డివాడినే నాకు భాగ్యం రాలేదే. ఈ ఏడుపు నిజాయితీగా ఏడ్చాడండి. నిజాయితీగా ఒక్క కన్నీటి బొట్టు కార్చినా కృష్ణుడు గుర్తుపెట్టుకుంటాడు. అది మనం గుర్తుపెట్టుకుంటే చాలు, తర్వాత కథకు మనకు వస్తుంది. ఇక్కడ ఎప్పుడైతే ఈ విధంగా జరిగినదో, అటు తర్వాత అక్కడ ధర్మరాజు తాను తన బంధువులతో కలిసి కృష్ణ పరమాత్మ ఉన్న చోటుకు వెళ్ళాడు. వెళ్ళి శరణు వేడి, ఎందుకంటే సామాన్యుడు కాడు కదా కృష్ణ పరమాత్మ, సర్వరాజులకే రాజు అయిన మహాత్ముడు, సాక్షాత్ దైవం, పైగా తమకు సర్వస్వం. అలాంటి సర్వస్వమైన ఆయన వద్దకు వెళ్ళి పాద నమస్కారం చేసుకుని, అయ్యా నువ్వు అనుగ్రహించి మా తరపున నువ్వు మాట్లాడడానికి వెళ్ళాలి. ఇప్పుడు కృష్ణ పరమాత్మ బయలుదేరాడు. ఇంతవరకు ద్రుపద పురోహితుడు వీళ్ళ తరపున బయలుదేరి వెళ్ళాడు. ద్రుపదుని మాటగానే వెళ్ళాడు అతను. రెండవది వాళ్ళ తరపున సంజయుడు వెళ్ళాడు. ఇప్పుడు వీళ్ళ తరపున ఈయన వెళుతున్నాడు. ఇక్కడ పైగా సంజయుడితోనే చెప్తాడు, నేను వస్తాను అక్కడికి, నువ్వు మాట అంటాడు సభలో కృష్ణ పరమాత్మ. అందుకే అలాంటి కృష్ణుడు రాబోతున్నాడు సుమా అని సంజయుడు హెచ్చరిస్తాడు ముందే. ఇప్పుడు ఆయన అన్నాడు నేను వెళతాను అని, కానీ ఆయన అన్నాడు కదా ఆయనే వెళ్తాను అనుకోకూడదు, వెళ్ళమని వీళ్ళు ప్రార్థించాలి, ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అందుకే పాండవుడు వెళ్ళి ప్రార్థించారు. అప్పుడు పరమాత్మ వింటున్నాడు వాళ్ళ మాటలు. ఇక్కడ దుర్యోధనుడు హృదయం, మన ధర్మరాజు హృదయం తెలుసుకోవాలండి. ఎంత సున్నితమైన హృదయం మహానుభావుడు, ఎప్పుడు శాంతినే కోరుకుంటాడు మహాత్ముడు. అందుకే లోపల ఎంత వేదాంత జ్ఞానం పండిందో దీన్ని బట్టి తెలుస్తుంది. శాంతికి మనం ఎంత ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా అది విఫలమవుతుందేమో అని సూచన కనబడుతుంది. కానీ ఎంత విఫలమైన శాంతి ప్రయత్నాలే చేయాలని నాకు అనిపిస్తుంది అయ్యా. ఎందుకంటే యుద్ధం చాలా భయంకరమైన సుమ. ఆ యుద్ధం ఆడుతూ అటు మేము ఇటు వాళ్ళు యుద్ధం చేస్తూ ఉంటే ఎలా ఉంటుందంటే, యుద్ధాలు నాకు కుక్కల కోట్లాట్లా కనబడతాయి సుమ అన్నాడు. ఇక్కడ కుక్కల కోట్లాట్లా కనబడతాయి. కుక్క జట్టీలను ఒక మాట ఉన్నదండి, కుక్కల కోట్లాట్లా కనబడతాయి. ఎందుకంటే కుక్కలు ఒక మాంసం ముద్ద పడి ఉంటే అది తీసుకోవడానికి ఆ కుక్కలు ఎలాగా తోక నూపుతాయి, గుర్రు పెడతాయి, ఒకటి అరిస్తే ఇంకోటి ఇంకోటి అరుస్తూ ఉంటుంది. అది తిన్నవ్వకుండా ఇది జాగ్రత్తగా చుట్టూ తిరుగుతుంటుంది, మధ్యలో క్రూరంగా దంతాలు చూపిస్తూ మరుగుతూ ఉంటుంది, కలియబడుతూ ఉంటుంది. అవే పనులు యుద్ధంలో మనం చేస్తూ ఉంటాం. అలా చెప్తున్నాడు చూడండి ఇక్కడ. అందుకే అది చాలా అసహ్యంగా ఉంటుంది సుమ. మన పరిస్థితి అలాగే ఉన్నది. పైగా బలవంతులు బలహీనులపై ఆదరణ చూపకపోవడం అనేటువంటిది అన్ని జంతువుల్లో కనబడుతున్న అంశమే ఇక్కడ. అదే ధర్మం ఇక్కడ కనబడుతున్నది. పైగా ధృతరాష్ట్రుడు మాకు చాలా పూజ్యుడు, గౌరవనీయుడు, తండ్రి మాకు. కానీ ఆ ధృతరాష్ట్రుడికి పుత్రప్రేమ చాలా ఎక్కువై కొడుకుకు వశమైపోయి మా ప్రార్థనని పరిహసిస్తాడు. అందుకే కృష్ణ నిన్ను ప్రార్థిస్తున్నావు, ఇలాంటి సంకట పరిస్థితులు నువ్వు కాక మాకు ఎవరు దిక్కు చెప్పు, నువ్వు మాకు ఇష్టుడవి, శ్రేయోభిలాషి. నీకు మాకు ఉన్నటువంటి బంధం ఎన్ని రకాలుగా ఉంది. ప్రియశ్చ ప్రియ కామశ్చ గతిజ్ఞ సర్వకర్మణ. నిజంగా ఒక శరణాగతి మంత్రములేనండి ఇవన్నీ కూడా. నువ్వు మాకు ప్రియమైన వాడివి, మాకు ప్రియం కలిగించేవాడివి, మా సర్వగతులు నీకు తెలిసిన వాడివి. భగవంతుడికి అన్నీ తెలిసిన మనకు తెలుసుకుంటే చాలండి, ఏ బాధ లేదు. అందుకే ప్రియశ్చ ప్రియకామశ్చ గతిజ్ఞ సర్వకర్మణ కోహి కృష్ణాస్తి నస్వాదృక్ సర్వనిశ్చయవత్ సుహృత్. అన్ని నిశ్చయములు తెలిసినటువంటి నీకంటే సుహృత్తు మాకెవరున్నారయ్యా. నన్ను ఎవడైతే సుహృత్తు అని అనుకుంటాడో వాడు ఎప్పుడు శాంతిగా ఉంటాడని ప్రతిజ్ఞ చేశాడు స్వామి. ఇప్పుడు నువ్వు సుహృత్తు అంటున్నాడు ఇక్కడ. సుహృదం సర్వభూతానాం దాత్వామాం శాంతిమూర్చితి అని అక్కడ చెప్పాడే, నువ్వే నా సుహృత్తు, నువ్వే నా సర్వస్వం అంటున్నాడు యుధిష్ఠిరుడు. అందుకు నువ్వు అనుగ్రహించాలి అంటే నేను తప్పకుండా బయలుదేరతాను, మీ ప్రయోజనం దెబ్బ తగలకుండా నేను సంధి చేసి వస్తాను, నా ప్రయత్నం నేను చేస్తాను అని అంటూ అటు ఇటు కూడా ద్వేషం లేకుండా అందరూ కలిస్తే అందరినీ మృత్యుపాశం నుంచి విడిపించినట్లే అవుతుంది సుమ. అంటే మరొక మాట అంటున్నాడు, నిన్ను వెళ్ళమని శాసించాడంత వారము కామయ్యా, అసలు నువ్వు వెళ్ళాలనే అభిమతం కూడా మాది కాదు. ఎందుకంటే అధచేత్తే ప్రవర్తంతే మయకించి దశాంప్రతం, నువ్వు బయలుదేరుతున్నావు, దుర్మార్గులు నిన్నేమి చేస్తారేవో అని భయం కూడా మాకున్నది. వాళ్ళు దేనికైనా తెగిస్తారు అంటే కృష్ణుడు నవ్వుతో మాట అన్నాడు, నువ్వు చెప్పినట్టు వాళ్ళ సంధికి లొంగుతారన్న నమ్మకం నీకు లేదు, నీకు తెలుసు, అలాగే సంధికి లొంగరని నాకు తెలుసు. అయినప్పటికీ నేను రాయబారానికి వెళ్తాను. ఎందుకో తెలుసా, నేను వెళ్ళి సంధికి ఒడంబడండి అనే చెప్తాను వాళ్ళకి, కానీ వాళ్ళు ఒప్పుకోరు. ఒప్పుకోకపోయినా అదే చెప్తాను, ఎందుకంటే మిగిలిన రాజులు ఎవరు మనల్ని తప్పు పట్టరు గనక అన్నాడు ఇక్కడ. ఎంత గొప్పగా మాట్లాడాడు కృష్ణ పరమాత్మ. అంతేగాని మీరు ఏ సంధి ప్రయత్నం చేయకుండా ఏకంగా యుద్ధానికి వెళ్ళారు ఎందుకు అనకూడదు వాళ్ళు. అందుకే వెళ్ళి నేను సంధి కోసం ప్రయత్నిస్తాను. ఈ ప్రయత్నంతో వాళ్ళు ఒప్పుకున్నారే అనుకో, సంధి కుదిరితే సంతోషం, కుదరక యుద్ధమే సంభవించిందనుకో, మిగిలిన రాజున్యుల వద్ద మన కీర్తి మనకు నిలబడుతుంది, మనం మన వంతు ప్రయత్నం మనం చేసాము అని. ఇక రెండో మాట నువ్వు అన్నావు చూసావా, ఏమిటి, నిన్నేదైనా చేస్తారేమోనని. అందులో ఏమీ భయం అక్కర్లేదయ్యా. కృతార్థం స్వస్తి మంతం త్వాం ద్రక్ష, నువ్వు క్రుద్ధస్య సంయుగే స్థాతం సింహస్యేవేతరే మృగాహ. నన్ను వాళ్ళు ఎవ్వరేమి చేయలేరు సుమా. సింహం నిలబడి ఉంటే చుట్టూ ఉన్న మృగములు భయంతో ఎలా వెనక్కి వెళ్ళవలసిందో, నా ముందు ఇతర రాజుల పరిస్థితి కూడా అదే అన్నారు కృష్ణ పరమాత్మ. మొత్తం కృష్ణ చరిత్ర అంతా ఇదండి. అని కృష్ణుడు అంటే ఇతర రాజులకి భక్తి లేదా భయం రెండే, దానితోనే మొత్తం ఏకీకృతం చేసి ధర్మాన్ని నిలబెట్టగలిగాడు కృష్ణ పరమాత్మ. అది తెలుసుకోవాల్సిన ధర్మోద్ధరణం కోసం ఏకీకృతం చేస్తూ అధర్మపరుల్ని తరమడంలో కృష్ణ పరమాత్మ చూపించినటువంటి గొప్పతనం అది. అందుకు నేను బయలుదేరి సాధించి వస్తాను అని చెప్తూ, కార్యసిద్ధి కలగవచ్చు, కార్యభంగం కలిగినా మనపై ఎవరు వేలెత్తి చూపరు గనక నేను బయలుదేరుతూ ఉన్నాను అని చెప్తే, కృష్ణ నువ్వు మాకు సోదరుడువు, మిత్రుడవు, సర్వము అన్నారు. ఇక్కడ సోదరుడు అన్నట్టు కృష్ణ పరమాత్మ. వరసకు సోదరుడు అని కాదండి ఇక్కడ అర్థం, బంధుత్వంలో అంత. సోదరుడువు, మిత్రుడవు, సర్వస్వమైన వాడువు గనక నువ్వు మళ్ళీ క్షేమంగా మాకు కనబడాలని ప్రార్థిస్తున్నాం. కృతార్థం స్వస్తి మంతం త్వాం ద్రక్ష్యామి పునరాగతం. సాధించి వచ్చి క్షేమంగా వచ్చి నిన్ను మేము చూడాలని కోరిక అని చెప్తే, కృష్ణుడు నవ్వుతూ బయలుదేరే ముందు ఒక్కొక్కరు అభిప్రాయాలు తెలుసుకుని కృష్ణుడు బయలుదేరతాడు. ఇందులోనే చాలా అంశంలో కనబడుతున్నాయి. అతను బయలుదేరుతూ అంటున్నట్ట ధర్మరాజుతో, తవ ధర్మాశ్రిత బుద్ధి తేషాం వైరాశ్రయామత. నీ బుద్ధి ధర్మాన్ని ఆశ్రయించుకుంది, వాళ్ళ బుద్ధి వైరాన్ని ఆశ్రయించుకుంది అయ్యా. నువ్వు చాలా మెతక మాట్లాడుతున్నావు, ఇది నాకు నచ్చలేదు సుమా అంటున్నాడు ధర్మరాజుతో. దీన్ని బట్టి కృష్ణుడి ఉద్దేశం యుద్ధం జరగాలని అతని ఉద్దేశం. చూడండి ఇక్కడ, నువ్వు ఎంత చెప్పినా శాంతికి అవకాశము లేదు, అసలు నాకైతే యుద్ధం జరగాలని ఉందని చెప్పడం, బయటికి మాట్లాడట్లేదు, మెతక మాట్లాడుతున్నావు సుమా. క్షత్రియుడైన వాడికి దైన్యం ఎప్పుడూ పనికిరాదు. ఇదే మాట క్షుద్రం హృదయ దౌర్బల్యముడు భగవద్గీతలో చెప్పాడు. ఇక్కడ చెప్తున్నది ఏంటంటే, స్వధర్మ క్షత్రియశేష కార్పణ్యన్న ప్రశస్యతే. క్షత్రియుడైన వాడికి కార్పణ్యం అంటే దైన్య స్వభావం ఎప్పుడూ పనికిరాదు సుమా. దైన్యంతో క్షత్రియుడు జీవించడం సరి అయిన విషయం కాదు. పైగా ధృతరాష్ట్రులు దయతోనో జాలితోనో ధర్మార్థాలు నిలపాలనో నీ కోరిక తీరుస్తారని నువ్వు ఎప్పుడు అనుకోకు సుమా. ఇది బాగా గుర్తుపెట్టుకో. ఒక్కసారి నిన్ను అవమానించేటప్పుడు, అడవులు పారేటప్పుడు వాళ్ళు నిన్ను ఎలా చూసారో మర్చిపోయావా? అది గుర్తుపెట్టుకో. పాముల యొక్క కుటిలత్వము దుష్టబుద్ధి సుయోధనుల్లో ఉంది సుమా. అంతేకాదు, దుర్యోధనుడు మీకే కాదు సర్వ ప్రజలకి కూడా వధ్యుడు. ఈ మాట చాలా గట్టిగా చెప్పండి. వధ్యుడు అంటే చంపదగిన వాడు. ఒక భయంకరమైన విషసర్పం వస్తే ఉపేక్షించకుండా చంపాలి. ఎవరైనా చంపాలి లోకక్షేమం కోరుకునేవాళ్ళు. అందుకే దేశక్షేమం కోరుకునే వాళ్ళు ఎవరైనా సరే చంపదగిన వాడు దుర్యోధనుడు. అందుకే చంపదగిన వారిని చంపవలసినటువంటి ధర్మం నీకున్నది సుమా. అది విషయం ఇక్కడ గట్టిగా చెప్పాడు. అతడిలో లోపాలన్నీ ఇక్కడ వివరించి చూపిస్తాడు. అందుకే ఏ విధంగా చూసినా యుద్ధం తప్పదనే నాకు అనిపిస్తోంది. దానికి తగ్గ శకునాలు కూడా నాకు కనబడుతున్నాయి, అనేక రకాల శకునాలు కనబడుతున్నాయి. జంతువులు పక్షుల అరుపుల్లో తేడా వచ్చింది. సంధ్యా సమయాల్లో ఏనుగులు గుర్రాల గుంపుల్లో భయంకరమైన శబ్దాలు వినబడుతున్నాయి. అగ్నిహోత్రాల్లో అగ్ని కొత్త కొత్త రంగులతో కనబడుతోంది సుమా. ఒక భయంకరమైన నాశనాన్ని సూచిస్తూ ఉన్నాయి ఇవన్నీ కూడా. సర్వధా యుద్ధమే వార్హం ఆశంశామి పరైస్సహ నిమిత్తాని సర్వాణి తథా ప్రాదుర్భవంతి మే. ఇంత స్పష్టంగా చెప్తూ ఉంటే భీమసేనుడి వద్దకు వెళ్ళాడు. ఇప్పుడు నేను బయలుదేరుతున్నాను, నీ అభిప్రాయం ఏమిటి అన్నాడు. ఆశ్చర్యకరంగా ఉంటుందని ఇక్కడ సన్నివేశం. ఇక్కడ ధర్మరాజు అభిప్రాయం తెలుసుకున్నాడు, తాను తన అభిప్రాయాన్ని చెప్పాడు. ఇప్పుడు భీమసేనుడితో అడుగుతున్నాడు, నువ్వేమిటంటున్నావు అంటే భీమసేనుడు చాలా సౌమ్యంగా మాట్లాడుతున్నట్ట. సంధి జరగడానికి ఎలా మాట్లాడితే అవసరమో అలా మాట్లాడు. యుద్ధ ప్రసక్తి తేకు, యుద్ధ ప్రసక్తి తెచ్చి కౌరవులని భయపెట్టకు. ఎందుకంటే శాంతే కావాలి, వీలైనంత వరకు శాంతి జరిగి సంధి జరిగేటట్టు చూడయ్యా. యుద్ధాలు అవన్నీ చాలా ప్రమాదహేతువులు సుమా. యుద్ధం వద్దు. ఎందుకంటే సరిగ్గా యుగాంతముల వేళల్లో కొందరు దుష్టమైనటువంటి మహాశక్తులు కొన్ని బయలుదేరతాయి క్షత్రియుల్లో. వాళ్ళు 18 సంఖ్యతో ఉంటారు. ఇదివరకు యుగాంతంలో కూడా అలాంటి శక్తులు వాళ్ళు వచ్చారు. అంటే త్రేతాయుగం ముగిసి ద్వాపర యుగం వచ్చేటప్పుడు ఆ యుగాంత కాలంలో 18 క్షత్రియులు వచ్చి వాళ్ళ వల్ల మొత్తం దెబ్బతింది. ఎందుకంటే ఒక యుగం నుంచి మరొక యుగం మారేటప్పుడు ప్రపంచమే నాశనమైపోదండి. కొన్ని మార్పులు మాత్రం జరుగుతాయి. అప్పుడున్న పూర్వస్థితి భంగపడుతుంది. ఒక భయంకరమైన ప్రళయం కాదు కానీ ఇంచుమించు మహాసంగ్రామములు వంటివి జరుగుతుంటాయి. దాంతో బోలుడంత జననష్టం, బోలుడంత క్షోభ జరుగుతుంది. ఆ క్షోభలు జరగడానికి నిమిత్త కారణంగా 18 కనబడుతూ ఉంటారు. నాకు ఇప్పుడు ఈ సమయంలో ద్వాపర యుగం పూర్తి కాబోతున్న ఈ సమయంలో కూడా అలాంటి 18 కనబడుతున్నారు కనుక భయంకరమైన ఉత్పాతాలు ఏవో రాబోతూ ఉన్నాయి. అలాంటి ఉత్పాతాలు రాకుండా మన వంతు ప్రయత్నంగా మన శాంతి కోసం చేయవలసిన పనులు చేయాలి. మొత్తానికి కాలప్రేరితుడై కురువంశ నాశనం కోసం పుట్టిన వారిలో మొట్టమొదటివాడు దుర్యోధనుడు, అందులో సందేహం లేదు. నిజానికి భీముడు ఇంత వేదంతో మాట్లాడుతాను ఎవరైనా అనుకుంటారండి? శాంతి కోసం ప్రయత్నించవయ్యా. మాటి మాటికి చెప్తున్నది ఏంటంటే, నువ్వు కఠినంగా మాట్లాడుకు, యుద్ధ ప్రసక్తి తేకు, సౌమ్యంగా మాట్లాడి సోదరుల్లో సౌహార్దం స్నేహం వచ్చేటట్టు చూడు. మేము చిన్నప్పుడు ఎంత కలిసి సరదాగా ఆడుకునేవాళ్ళమో తెలుసా కృష్ణ నీకు? ఏదో చిన్నపిల్లలం కనుక అప్పుడప్పుడు కొట్టుకున్నాం కానీ ఎంత సరదాగా ఆడుకున్నాం. అనగానే కృష్ణుడు అంటున్నాడు, బా చాలా మార్పు వచ్చింది నీకు. అసలు నువ్వు శాంతియుతంగా మాట్లాడు నాకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది అయ్యా. ఆలోచిస్తుంటే నీ మాటల వెనకాల భయం ఉన్నట్టు అనిపిస్తోంది. దేనికి భయపడుతున్నావయ్యా? అసలు పర్వతంలా చలించకుండా కూర్చున్న వాడికి ఈ భయంకరమైనటువంటి బాధాకరమైన మాటలేమిటి? గట్టిగా చెప్తున్నాను విను. ఉత్తిష్ఠస్వ విషాదం మాకృత వీర స్థిరోభవ. లే, నిద్రపోతున్నావా? ఏమిటా పిచ్చి మాటలు? మేల్కో, వీరుడిలా మాట్లాడకూడదు, స్థిరంగా ఉండు. నువ్వు నీకున్న బలమేమిటి? నీ బలహీనతతో మాట్లాడడమేంటి? పరాక్రమంతో దేన్ని సాధించాలో దాన్ని సాధించినది వాడే క్షత్రియుడు, పరాక్రమంతో సాధించిన దాన్ని అనుభవించే వాడే క్షత్రియుడు. ఇది తెలుసుకో. అందుకే నచయిత ననురూపంతే ఎత్తే గ్లానిరరిందమ, ఇది నీకు తగిన పని కాదు సుమా. చూసారా ఎలాంటి పాంచజన్య శంఖారావం కృష్ణ పరమాత్మ వినిపింపజేశాడు. అందుకు బలహీనంగా మెతక మాట్లాడకు అన్నాడు. ఇక్కడ వెంటనే భీముడు అంటున్నాడు, నువ్వు అలా అర్థం చేసుకోకయ్యో బాబు, శాంతిగా ఉంటే బాగుందని ఒకనొక దయాభావం కలిగి నేను అన్నాను. ఇది కేవలం కృపావశుడని మాట్లాడుతున్నాను, కృపావశుడని అంటే దయకి లొంగి మాట్లాడుతున్నాను, దయతో మాట్లాడుతున్నాను అంతే తప్ప చేతకానితనంతో అని మాట్లాడట్లేదు. నాకు యుద్ధం అంటే చాలా ప్రీతి, పరాక్రమం అంటే నాకు చూపించని ఇష్టమే, కానీ నాశనం కాకుండా ఉండాలి ఇరువైపుల వాళ్ళనేటువంటి దయతో చెప్తున్నాను సుమా అని చెప్తే, నేను కూడా నేను గట్టిగా ఆక్షేపించే ననద్దు, నీ మనస్సు తెలుసుకోవాలనన్నాను అని అట్టుంచి బయలుదేరుతూ నిరుత్సాహపడి దుఃఖానికి లోను కారాదు సుమా, నేను ఉదయం ధృతరాష్ట్రం వద్దకు వెళతాను, అర్థసిద్ధికి భంగం కాని విధంగా మాట్లాడతాను అంటూ అర్జునుడి దగ్గరికి వచ్చి ఉంటున్నాడు. నువ్వేమంటావు అని అంటే, నువ్వు నిర్ణయించి మాట్లాడినప్పుడు మేమేం చెప్పేది, నువ్వు ఏది మాట్లాడినా గ్రాహ్యమే, అన్నలిద్దరూ నీతో చెప్పారు, సమస్తము తెలిసినవాడవు నువ్వు, అయినా నా మాట ఒకటి చెప్తున్నాను, ఇప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళి ఎన్ని మంచి మాటలు చెప్పినా సుయోధనుడు వింటాడని నాకు అనిపించట్లేదు. సనామ సమ్యగ్ వర్తేత పాండవేశ్వితి మాధవ నమే సంజాయతే బుద్ధి బీజముక్తమివోషరే. ఉపమానాలు చూడండి ఇక్కడ, చవిటి నేలలో విత్తనాలు వేసి వెయ్యడం ఎంతో దుర్యోధనుడి దగ్గర నీతి వాక్యాలు చెప్పడం కూడా అంతే, అందుకే ఏది మేలని నీకు భావిస్తున్నావు అది చెయ్యన్నట్ట అర్జునుడు చక్కగా మాట్లాడాడు ఇక్కడ. ఆ తర్వాత పురుష ప్రయత్నంగా నేను చేయగలిగింది చేస్తాను, కానీ ఎవడి ప్రారంభం ఎలా ఉన్నదో ఎవరికి తెలుసు, కనుకని నేను ఎప్పుడు ఫలితాలు కల్పించడం కానీ మార్పు చేయడం కానీ చెయ్యనయ్యా, వాళ్ళ ప్రారంధాలు బట్టి వాళ్ళకి లభిస్తాయి. ఇది కూడా కృష్ణుడు ఒక రాయబారానికి వెళుతున్న మేధావిగా చెప్పలేదు, పరమేశ్వరుడిగా చెప్తున్నాడు. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ, నేను ఫలాలు ఇవ్వడము కానీ మార్పు చేయడం కానీ రెండూ నేను చెయ్యను, వారి కర్మకి అనుగుణంగా నేను ఫలములిస్తున్నాను. భగవద్గీతలో చెప్పింది అదే కదా, పరమేశ్వరుడు ఎప్పుడు మంచి చెడు రెండూ కలిగించరండి, వారి కర్మలకు అనుగుణంగా రెండూ కలిగిస్తాను, అందుకు నేను బయలుదేరుతున్నాను, అందుకు మీరు ఎన్ని చెప్పినా వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవిస్తారు, దాని ఫలం వాళ్ళకి ఇస్తాను అని చెప్పి పరమాత్మ సన్నద్ధుడు వెళుతూ నకులుని అడిగట్ట. నకులుడు చెప్తాడు, ఏమండి తొందరగా యుద్ధంలోకి వెళ్ళక ఈ మాటలన్నీ ఏమిటి అనద్దు, ఇక్కడే అందరి హృదయాలు స్వభావాలు తెలుస్తాయి, ఇది తెలుసుకోవాల్సినది. నకులుడు గొప్ప మాట అన్నాడు, కృష్ణ అక్కడికి వెళ్ళినప్పుడు నీకు ఏమి చెప్పాలని తోస్తుందో చెయ్యి, ఎందుకంటే మనుష్యులు అన్ని చోట్ల అన్ని వేళల్లో ఒకేలా ఆలోచించరయ్యా అన్నాడు. ఒక్కొక్కడు ఎంత జ్ఞానులో చూడండి, ఇక్కడ అన్ని చోట్ల ఒకేలా ఆలోచించరు. ఇప్పుడు ఇక్కడ మనం ఇలా అనుకున్నాం, అక్కడికి వెళ్ళక పరిస్థితి బట్టి నీకేమనిపిస్తుందో, పైగా మేము కూడా అరణ్యవాస కాలంలో ఉన్నప్పుడు అజ్ఞాతవాస కాలంలో ఉన్నప్పుడు అవి క్షేమంగా జరిగితే చాలని అనుకున్నామే తప్ప రాజ్యం గురించి సంపదల గురించి ఏం ఆలోచించలేదు. ఇప్పుడు ఈ స్థితి వచ్చేటప్పటికల్లా మేము ఆ అరణ్యవాసంలో కూడా స్ఫురించని విధంగా ఆ సంపద రాజ్యం కోసం మనం తపన బయలుదేరింది, అప్పుడు ఆ పరిస్థితి ఇప్పుడు ఈ పరిస్థితి, అందుకే పరిస్థితికి అనుగుణంగా ఏ నిర్ణయం తీసుకోవాలో నువ్వే తీసుకున్నాడు. ఇలాగ నకులుడు అర్జునుడు కూడా మీరు నిర్ణయించండి అన్నారు, భీమసేనుడు కొంత శాంతిగా మాట్లాడాడు, యుధిష్ఠిరుడు అటు ఇటుగా మాట్లాడాడు. మరి ఇప్పుడు ఎవరి మాట ఎలా చెప్పాలి కృష్ణుడు, ఆయన నిర్ణయం ఆయనకున్నది. ఇంకా సహదేవుడు మాత్రం గట్టిగా ఒకటే మాట చెప్పాడు, కృష్ణ నా కోరిక ఏమిటంటే ఈ శాంతి యత్నాలు కాదు, నువ్వు ఏం చేస్తావో చెయ్యి కానీ యుద్ధం జరిగేటట్టే ప్రయత్నించను, అది కావాల్సింది, ఎందుకంటే అప్పుడు జరిగిన అవమానం నేను ఇప్పుడు మర్చిపోలేను సుమా, ఆ సుయోధుడిని చంపకుండా మీకు ఎలా శాంతి వస్తుంది. సాత్యకు కూడా సహదేవుడికి వంతపాడి ఇదే తన యొక్క విషయం అన్నాడు. సరే సంతోషం, అన్నిటికంటే ముఖ్యంగా ఒక ఆవిడ ఉంది, ఆవిడ అభిప్రాయం తెలుసుకోవాలి. ఇక్కడ అమ్మ ద్రౌపది దగ్గరికి వెళ్ళారు, వెళ్ళగానే ద్రౌపది వీళ్ళు ఆడిన మాటలన్నీ విందండి, అందరూ అక్కడే ఉన్నారు, ఒక్కొక్క దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నాడు కానీ అందరూ అక్కడే ఉన్నారు, వారి వారి అభిప్రాయాలు చెప్తున్నారు. ద్రౌపది దగ్గరికి వెళ్ళేటప్పటికి ద్రౌపది కళ్ళ నీళ్లతో ఉన్నదిట, ఓ ధర్మజ్ఞ వీళ్ళన్ని మాటలు విన్నావా, నీకేమనిపిస్తుంది, నిజానికి అతడు ఒకవేళ నువ్వు వెళ్ళాక దుర్యోధనుడు సంధికి సమ్మతిస్తే నువ్వు మాత్రం సమ్మతించకు సుమా, యుద్ధానికే నువ్వు సిద్ధం కా, ఎందుకంటే కౌరవులకి సామము దానము పనికిరాదు, నహి సామ్నా నదానే నా శిక్షోర్థస్తేషు కశ్చన తస్మాత్ తేషు నకర్తవ్యా కృపాతే మధుసూదన, వాళ్ళ పట్ల నువ్వు దయ అనేది ఇసుమంత కూడా చూపించరాదు సుమా, పైగా ఇతడు మాట్లాడతాడు నాకు ఐదు ఊళ్ళు ఇస్తే చాలు, ఐదు రాజ్యాలు ఇస్తే చాలు, ఇతడు మాట్లాడతాడా, ఆ భీముడేమో ఇంతవరకు ప్రతాపం చూపుతున్నప్పుడు ఇలా మాట్లాడతాడా, అసలు జరిగింది వీళ్ళందరూ మర్చిపోతున్నారు, ఇప్పుడు రాజ్యభాగం పొందడం అర్థం పొందడం కాదయ్యా, జరిగిన భయంకరమైనటువంటి వాటికి ఇప్పుడు ప్రతిఫలం అందించాలి. ఇది వీళ్ళు మర్చిపోతున్నారే, నేనెలా మర్చిపోతాను? త్వయి జీవతి కేశవ, నువ్వు బ్రతికుండగా నా జుట్టు పట్టుకులాగాడయ్యా దుశ్శాసనుడు సభలో. ఎంత దుఃఖం కలిగింది అప్పుడు నాకు. పైగా ఈ పాండురాజు కుమారులు, పాంచాలులు, యాదవులు వీళ్ళందరూ బ్రతికుండగా నాకెంత అవమానం జరిగింది అంటే వాళ్ళు బ్రతికుండే ప్రయోజనం ఏమున్నది? అంత గట్టిగా అన్నది కృష్ణ. ధిక్పార్థస్య ధనుష్మత్తాం భీమసేనస్య దిక్బలం ఎత్ర దుర్యోధన కృష్ణ ముహూర్తమపి జీవతి. దుర్యోధనుడు ఇప్పటి నుంచి ఒక్క క్షణం బ్రతుకున్నాడన్నా అర్జునుడి యొక్క ధనుర్విద్య నిరర్థకము, భీముడి యొక్క ప్రతాపము నిరర్థకము. ఛీ, ఎందుకు ఇవాళ ప్రతాపములు అన్నది గట్టిగా అంటూ ఒక్కసారి ఆవిడ వేదనతో తన జుట్టు వెనక ఉన్నది ముందుకు తీసుకొచ్చి చేత్తో పట్టి చూపిస్తుంది రండి. పైగా ఎలా ఉన్నదంటే ఆ ఉంగరాలు తిరిగినటువంటి సులక్షణ కేశములని ముందుకు తీసుకువచ్చి ఆ ఎడంచేత్తో పట్టుకుని పుండరీకాక్షునికి చూపిస్తూ, అహింతే పుండరీకాక్ష దుశ్శాసన కరో ధృత, తల్లికి ఏడుపుస్తుందండి కళ్ళ నీళ్ళు. ఈ జుట్టుని దుశ్శాసనుడు చేత్తో పట్టి లాగాడయ్యా, అక్కడ నువ్వు మాట్లాడుతున్నప్పుడు గుర్తు పెట్టుకో ఈ విషయాన్ని. స్మర్తవ్య సర్వకార్యేషు పరేషాం సంధిమిచ్చత, నువ్వు సంధి గురించి మాట్లాడేటప్పుడు ఒక్కసారి ఈ సన్నివేశం గుర్తు తెచ్చుకో చాలు. ఈ వెండ్రుకలు పట్టి ఈడ్చిన ఆ చేయి తొలుతగా పోరిలో దుస్ససేను తను వింతలింతలు తునియలై చెదరి రూపరియున్న గని ఉడుకు ఆరుగాక. ఎంత తెలుగు పదమని చూడండి, తిక్కన గారి తెలుగు ఉడుకు, ఉడుకు అనే మాట ఇక్కడ. ఇది నిజానికి ప్రతప్త అని మాట సంస్కృతం ఉన్నది, దాన్ని అంత చక్కగా తెలుగు చేశాడు తెలుగు పదములు ఉడుకు ఆరుగాక. ఎవరైనా తెలుగు భాషాభిమానులు మనకు తెలుగు టెర్మినాలజీ ఒకటి తయారు చేసుకోవాలంటే టెర్మినాలజీని ఇంగ్లీష్లో అన్నందుకు ఏమనుకోవద్దండి. తెలుగు పడికట్టు పదాలు తయారు చేసుకోవాలనుకుంటే తిక్కన భారతం శోధిస్తే కావలసినవి దొరుకుతాయండి ఇక్కడ, తెలుసుకోండి ఇక్కడ. అది పరిశోధన. కానీ భాష మీద మమకారం ఎక్కడండి? అమ్మా అని పిల్లల చేత పిలిపించుకునే తెలుగు తల్లులే కరువు అవుతున్న రోజుల్లో భాషను బతికించాలని తాపత్రయం ఎందుకు? సంవత్సరానికి ఒకరోజు మాతృభాషా దినోత్సవం చేసి పిల్లలందరి చేత తిప్పిస్తే అయిపోయింది. ఆ దినాలు పెట్టడంతో మొత్తం నాశనం చేసుకుంటున్నామండి మనం ఇక్కడ ఏం చేస్తాం. ఈ వెండ్రుకలు పట్టి ఇచ్చిన ఆ చేయి తొలుతుగా పోరిలో దుశ్శసేను తనువు ఇంతలింతలు తునియలై చెదరి రూపరియున్న గని ఉడుకు ఆరుగాక. ఈ వెంట్రుకలు పట్టి ఈడ్చిన చెయ్యి ఎవడిదో వాడు ముక్కలు ముక్కలు చేసి వాడు పడితే అది చూసి నా లోపల ఉడుకు ఆరాలి. అంతేగాని అది చెయ్యకుండా ఎలుపాల బొనుబడు నట్టి చిచ్చే ఇది, అంత తేలిగ్గారే చిచ్చా ఇది, పెనుగద పట్టిన భీమసేను బాహుబలంబును పాటించి గాంధీవమును ఒక్క విల్లెప్పుడును వహించు కర్రి విక్రమంబు కాల్పనే. మాటలు ఎలా తెలుగు పదాలు అందం తెలిస్తే చాలా బాగుంటుంది ఇక్కడ. కర్రి విక్రమంబు కాల్పన, కర్రి అంటే కృష్ణ అండి నిజంగా తెలుగులో. కర్రి అర్జునుడుకున్న పేరుల్లో కృష్ణ ఒకటి, అందుకే అర్జునుడికి ఇక్కడ వాడాడు ఇక్కడ. అదే కర్రి విక్రమంబు అంటే తేలిక పరచడానికి వాడిన శబ్దం. భాషను ఎలా వాడుకోవాలో తెలియండి. ఇక్కడ గాంధీవమను ఒక విల్లు ఎప్పుడు వహించు కర్రి. గాంధీవమను ఒక ధనసు పట్టుకు తిరుగుతాడే ఆయన గారు, గద పట్టుకు తిప్పుతుంటాడే ఆయన గారు. వీళ్ళ బలాలు దుశ్శాసనుడిని చేర్చనప్పుడు ఇంకెందుకయ్యా కాల్పనే. ఇట్లు బన్నములు పడిన ధర్మనందనుండు, ఈ ధర్మరాజు నేను రాజరాజు పీనుంగు కన్నారగా అనబడయమేతి మేని కృష్ణ. పీనుంగు అంటే శవం అండి, రాజరాజు అంటే దుర్యోధనుడు. దుర్యోధనుడి శవాన్ని చూసినప్పుడే వీళ్ళ ప్రతాపానికి అంతటికీ సార్థకత. ఈ తల్లి ఈ విధంగా అన్నది. ఒకవేళ కృష్ణ వీళ్ళెవ్వరూ ఏం చెయ్యరనుకో, నేను ఊరుకోను, ముసలోడైన మా తండ్రిని బతిమాలి పంపిస్తాను వాడి దగ్గర, ద్రౌపదుని పంపిస్తాను, లేదా నా ఐదుగురు కొడుకులని అభిమన్యుని ముందు పెట్టి పంపిస్తానయ్యా. తెలుసుకో ఇక్కడ. ఎందుకంటే దుశ్శాసనుడు భుజం విరిగి ఆ నెత్తులతో భూమి మీద కదులుతూ ఉంటే నేను చూడాలి అక్కడ. ఏ భుజంతో నా జుట్టు పట్టాడో అది చూడాలి ఇక్కడ. భీమసేనుడు ఇప్పుడు ధర్మాల గురించి మాట్లాడుతూ ఉంటే నా గుండెలో బాణాలు దిగినంత వేదన కలుగుతుందయ్యా అని భోరుమని ఒక్కసారి దుఃఖించింది. అప్పుడు కృష్ణ పరమాత్మ తల్లి తలనిమిరి పైగా అంటోంది, నిన్ను నమ్ముకున్నానయ్యా, నాకు నువ్వే రక్షిస్తావు, వీళ్ళెవరూ కారు, వీళ్ళందరూ ఏమిటా అని ధర్మపన్నాలు పలుకుతున్న దశలో నా మానాన్ని ఆ సభలో నువ్వు రక్షించావు. కనబడకుండా వేడుకుంటేనే రక్షించేవే, కనబడి ఏడుస్తూ అడుగుతున్నానయ్యా నీ చెల్లెల్ని రక్షించవా. నీకు సుభద్రయ్యంతో నేనంతే, అదేవిధంగా అభిమన్యుడంతో నా కొడుకులు నీకు అంతే, నన్ను కాపాడవయ్యా, యుద్ధం జరిగేటట్టు చూడవయ్యా అంటే ద్రౌపది దగ్గర అంటున్నాడు, నువ్వు ఇప్పుడు ఎలా విలవిల్లాడుతున్నావో అతి త్వరలో కౌరవుల భార్యలు కూడా అలా విలవిల్లాడి ఏడవడం నువ్వు చూస్తావు సుమా, సందేహం లేదు. పైగా నువ్వు చూపిస్తున్నటువంటి ఈ ప్రతాపమంతా కూడా వెలికి ప్రకటింపబడుతుంది, వాళ్ళందరూ రోధిస్తారు. నేను విధిలిఖితాన్ని మార్చడం లేదు, జరగబోతున్న యుద్ధం ఆపలేము అని చెప్పి బయలుదేరాడు కృష్ణ పరమాత్మ. ఆ బయలుదేరి వస్తున్న సన్నివేశం చాలా దివ్యమైనదండి. బయలుదేరుతున్నప్పుడు అందరూ సాగనంపేట. పరమాత్మ ఎప్పుడైతే ఆ నగరం దాటి వెళుతున్నాడో ఇరువైపులా బోరుడంతమంది మహర్షులు నిలబడ్డారు. సామాన్యం కాదు, మహర్షులు. ఈ మహర్షులందరూ నిలబడితే కృష్ణ పరమాత్మ రథాన్ని ఆపి దిగి వాళ్ళకి నమస్కరించారండి. వాళ్ళందరూ నమస్కరిస్తుంటే ఇంత మర్యాద. వాళ్ళందరికీ నమస్కరించి, మీరేమిటి ఈ విధంగా ఇక్కడికి వచ్చి ఉన్నారంటే నీకోసమే అన్న, నా కోసం నిలబడి ఎదురు చూస్తున్నారు మహాత్ములారా మీరు అంటే, అందులో వారందరిలోనూ ఒక మహర్షి లేచి మాట్లాడుతున్నట్ట. పైగా అతని దగ్గరికి వచ్చి కృష్ణుని కౌగిలించుకుని మాట్లాడుతున్నాడండి. ఆ మహర్షి ఎవరై అంటే పరశురాముడు. ఆయన మాట్లాడుతున్నాడు. అక్కడున్న మహర్షుల్లో అనేక మంది ఉన్నారండి, కణ్వుడు, నారదుడు మొదలైన మహర్షులు అందరూ ఉన్నారు. అతను చెప్తున్నాడు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళల్లో దేవర్షులు ఉన్నారు, బ్రహ్మర్షులు ఉన్నారు, నిన్ను గౌరవించే రాజర్షులు ఉన్నారు, అన్ని దిక్కుల నుంచి వచ్చినటువంటి మహర్షులందరూ ఉన్నారు ఇక్కడ. దివ్యమైన సిద్ధభూముల నుంచి కూడా మహర్షులు వచ్చారయ్యా ఇక్కడికి అన్నాడు. ఎందుకు ఇలా వచ్చాము అంటే, రేపు నువ్వు కౌరవ సభలో మాట్లాడిపోయే మాటలు వినాలని మేమందరం వచ్చామన్నారు ఇక్కడ. చూడండి, ఇక్కడ వినాలిట ఋషులు. ఎందుకంటే కృష్ణ పరమాత్మ నోటి మాట ప్రతిదీ ముత్యమే. తెలుసుకోండి, ఇక్కడ భగవానుడి ప్రతిపలుకు గీతే, కృష్ణుని వచనములన్నీ అమృతములే. పైగా నువ్వు మాట్లాడితే ఎలా మాట్లాడతావు, ధర్మసమ్మతంగా మాట్లాడతావు, జ్ఞానసహితంగా మాట్లాడతావు నువ్వు ఇక్కడ. ఆ మాటలు వింటే ఋషులకు ఆనందం. అందుకే ఋషులకు ధర్మము జ్ఞానం అంటే చాలా ప్రీతండి. పైగా నీ నోట అది వినడానికి మేమందరం ఇక్కడికి వస్తాం. సభా మధ్యంలో నువ్వు చెప్పబోయే మాటలు వినాలని మేమందరం అనుకుంటున్నాం. అందుకు నీకు తెలియజేద్దామని అనుకుంటున్నాం. పైగా నువ్వు మాట్లాడుతుంటే నీతో మాట్లాడే వాళ్ళల్లో అక్కడ మహాత్ములు ఉన్నారు, భీష్ములు వారు మాట్లాడతారు. ఆ భీష్మాదులు పలికే మాటలు కూడా వింటాం ఇక్కడ. అందుకే మేము చేరతాం అక్కడికి, అక్కడ మళ్ళీ కలుసుకుందామని నమస్కారం చేసి వాళ్ళందరూ వెళ్ళారు కృష్ణుడికి చెప్పి. ఆ తర్వాత కృష్ణ పరమాత్మ హస్తినకు వెళుతూ ఉంటే త్రోవలో అనేక గ్రామములు కృష్ణుని కోసం ఎదురు చూస్తూ రకరకాల మర్యాదలు చేస్తూ ఉన్నాయి. ఎక్కడికక్కడ విశ్రాంతి స్థానములు ఏర్పాటు చేశారట. అంటే మా గ్రామం దగ్గరికి వచ్చే కృష్ణుడు ఇక్కడ ఇవాళ ఆహారం తీసుకుంటాడు, ఇక్కడ భోజనం చేస్తాడు. ప్రతి గ్రామములు హస్తిని వరకు వెళుతూ ఉండగా ద్వారక నుండి ఆయనకి ఏర్పాట్లు చేస్తున్నాయి. దానికి తోడు ధృతరాష్ట్రుడు కృష్ణుడు వస్తున్నాడని పులకించిపోయి పెద్ద సందడి పెడుతున్నట్టండి. ఓ గాంధారీ కుమారా అని పిలిచేట దుర్యోధనుని, నువ్వు కృష్ణుడికి నీపై ప్రేమ కలిగేలాగా అన్ని ఏర్పాట్లు చెయ్యి. పైగా ఆయన వస్తున్నప్పుడు ఏ ఏ స్థలముల్లో ఆగుతాడు, ఇక్కడ దగ్గరలో వృక్షస్థలం ఉంది, ఆ వృక్షస్థలంలో ఆయన చేరేటప్పటికి రాత్రి అవుతుంది, అక్కడ ఆయన విశ్రాంతి చేయడానికి మండపాలు ఏర్పాటు చేయి, భవనాలు ఏర్పాటు చేయి, ఇక్కడ కూడా రమ్యమైన భవనములన్నీ ఏర్పాటు చేయండి. పైగా దుర్యోధనుడు ఈ మాట వినగానే సంతోషించి అందమైన సభా మండపాలు విశ్రాంతి స్థానాలు అన్నీ ఏర్పాటు చేశాడు ఇక్కడ. పైగా అలా అన్ని ఏర్పాటు చేసిన వృక్షస్థల గ్రామంలో విశ్రాంతి మండపం ఏర్పాటు చేసిన కృష్ణుడు వాటి వైపు చూడలేదండి. అక్కడ ఉన్నటువంటి కొందరు పేద విప్రులు కృష్ణుడికి ఆతిథ్యం ఇస్తే రాత్రి అక్కడ విశ్రాంతి తీసుకున్నట్టు పరమాత్మ. మరుసటి రోజు బయలుదేరని వచ్చినప్పుడు ఎవరెవరు ఏ ఏ స్వాగత వచనాలు పలకాలన్నీ ఏర్పాటు చేసేట ధృతరాష్ట్రుడు. అందులో ప్రధానంగా భీష్ముడు వారు, ద్రోణులు వారు, కృపాచార్యులు మొదలైన వారు ముందు ఉండి కృష్ణ పరమాత్మని స్వాగతం పలకాలి. పైగా ఉన్న ఇళ్లల్లో అన్నిట్లోని దుశ్శాసనుడి ఇండ్లు చాలా బాగుంటుంది విశాలంగా. అందులో కృష్ణ పరమాత్మకు విడిది ఏర్పాటు మనం చేయాలి. కృష్ణ పరమాత్మ నడుస్తున్న త్రోవలంతా కూడా కల్లాపి జల్లండి, దుమ్ము లేవకుండా. రంగవల్లికలు తీర్చిదిద్దండి, తోరణాలు కట్టండి, పతాకలు ఎగరవేయండి అని మొత్తం ఏర్పాటు చేశారు. ఇదంతా చూస్తున్నట్టు విదురుడు, చాలా బాగుందయ్యా, కాస్త నెమ్మదిగా ఉండు నువ్వు అన్నట్ట ధృతరాష్ట్రుడితో. కొంచెం కపటం లేకుండా త్రికరణ శుద్ధిగా నువ్వు ప్రవర్తిస్తే బాగుంటుంది ఇప్పుడైనా అన్నట్టండి ఇక్కడ విదురుడు. చూడండి, ఆవలిస్తే పేగులు లెక్కట రకాలు వీళ్ళందరూ. ఆర్జవం ప్రతిపద్యస్వ మా మాల్యాద్ బహునీన సహ. ఆర్జవం ప్రతిపద్యస్వ, ఆర్జవం అంటే నిష్కపటంగా ఉండు. ఇలాంటి కపట వేషాలు కుటిల బుద్ధులు చూపించకు సుమా, నువ్వు ఈ ధర్మాలన్నీ ఎందుకు చేస్తున్నావో నాకు తెలుసు. నతుత్వం ధర్మముద్దిశ్య తస్య వా ప్రియ కారణాత్. నువ్వు ధర్మం కోసమో కృష్ణుడికి ప్రీతి కలిగించడం కోసమో చెయ్యట్లేదు, నేను సత్యం చెప్తున్నాను. మా ఏషా సత్యమై వై తత్ ఛద్మై తత్ భూరి దక్షిణ. ఛద్మై తత్ ఛద్మము, ఛద్మం అంటే కపటము, వంచన. నువ్వు చేస్తున్నదంతా ఎందుకంటే ఆ కృష్ణుణ్ణి నువ్వు లోబరుచుకుని దుర్యోధనుడికి ప్రీతి కలిగేలా చేసి మీ వైపు తిప్పేసుకుంటే పాండవులు బలహీనులవుతారు నీ ఉద్దేశం. కానీ కృష్ణుడు అలా లోబడడు సుమా, ఇది తెలుసుకో. కృష్ణుని పాండవుల నుంచి ఏ ఒక్కరూ వేరు చెయ్యలేరు. ఇంకా నీకు దుర్బుద్ధి ఉంది చూసావా, కృష్ణుడే కదా బలం పాండవులకి, ఆయన ఇక్కడికి వస్తున్నాడు కనుక లోబరుచుకుందాం. అందుకు నువ్వు ఇంత పని చేస్తున్నావు. విదురుడు ముందే హెచ్చరించారండి, తెలిసినప్పుడు చెప్పాలి. విదురుడి దగ్గర నేర్చుకోవలసింది గొప్ప విషయం. కపటం లేదు, ఉన్నదున్నడు చెప్తున్నాడు. పైగా ఇంత చెప్తే నీకు అర్థం కావట్లేదు, పాండవుల్ని తండ్రిలా చూస్తున్నారయ్యా, నువ్వు కూడా వాళ్ళని పుత్రుల్లా చూడు. ఒక్క మాట తెలుసుకో, వర్తస్వ పితృవత్తేషు వర్తంతే తేహి పుత్రవత్. ఈ మాట గట్టిగా చెప్పాడు. చెప్పిన వెంటనే అక్కడున్న దుర్యోధనుడు కలగజేసుకున్నాడు. నిజమే, విదురుడు చెప్పిన మాటలు సత్యము సుమా. కృష్ణుణ్ణి మనం లోబరుచుకోలేం, పాండవుల నుంచి కృష్ణుణ్ణి ఏ ఒక్కరూ వేరు చెయ్యలేరు. ఇది తెలుసుకో. దుర్యోధనుకు అర్థమైందండి ఇక్కడ, పాండవులపై నీకు మహాప్రీతి, ఎవరు వేరు చేయలేరు. అందుకు నీకు చెప్తున్నది ఏంటంటే, ఇంత హడావిడి ఓవర్ యాక్షన్ వద్దయ్యా అని అడిగాడు. ఈ అతిశయించిన నటన వద్దు. నేను చెప్తున్నాను విదురుడు చెప్పినట్లే, నువ్వు ఎక్కువ గౌరవాలు చేయకు. గౌరవాలు చేస్తున్న కొద్దీ కృష్ణుడికి నీ మీద మరింత గౌరవం ఏర్పడుతుంది, లోబరుచుకోవడానికి పనిచేస్తున్నట్టు. ఎందుకంటే భయాదర్చతి మామితి, భయంతో నన్ను అర్చన చేస్తున్నారు అనుకుంటారు. పరమాత్మని భయంతో అర్చించడమో ఆశతో అర్చించడమో కాదు, నిష్కపటంగా అర్చించాలి. దుర్యోధను మాటలో కూడా దాగిన అంతరార్థమే. పైగా దుర్యోధనుడికి చాలా గౌరవం అండి. అందుకే వీళ్ళందరూ చెప్తే, కృష్ణుడు జగత్పూజ్యుడు, జగద్వంద్యుడు, సంజయుడు చెప్పినట్లుగా త్రిలోక పూజ్యుడు, సందేహం లేదు. త్రిలోక పూజ్యుడైన కృష్ణుడు నేను ఎప్పుడు శరణు పెడతాను, కానీ పాండవుల పక్షం వహించేటువంటి ఈ కేశవుడిని మాత్రం నేను ఎప్పుడు ఆశ్రయించనున్నట్టు ఇక్కడ ఆ మాట. అదేవిధంగా ఇక్కడ కృష్ణుడు మూడు లోకాల వాళ్ళకి పూజ్యుడే. నేను ఇప్పుడు చెప్తున్నది ఏంటంటే, కృష్ణుడికి ఏర్పాట్లు చెయ్యకు అని చెప్పడంలో కృష్ణుడు పూజార్హుడు కాడు అని నేను చెప్పట్లేదు. ముల్లోకాల్లో ఆయన కంటే పూజార్హుడు లేడు, కానీ ఇప్పుడు మాత్రం నువ్వు ఈ పూజలన్నీ చెయ్యకు. అప్పుడు మన హృదయం కృష్ణుడికి తెలుస్తుంది, నేను కృష్ణుడిని లోబరుచుకోవడానికి నువ్వు చేసే ఈ భయంతో చేసే పూజలకు సంతోషించడం లేదు. ముందే చెప్తున్నాను, ఆ కృష్ణుడు రావాలని నా కోరిక, పాండవులకు పెద్ద దిక్కు. ఆ వచ్చిన వాడిని మరి కదలకుండా బంధించి దాచేయాలన్నది నా యొక్క ఉద్దేశం గనక ఇది కాదు సుమా అన్నాడు. వెంటనే ఆ మాట విని భయపడి, ఏమిటయ్యి ఇలా మాట్లాడుతున్నాడు వీడు అన్నట్టు ధృతరాష్ట్రుడు. భీష్ముడు అంటున్నాడు, నీ కొడుక్కి మృత్యుపాసం గట్టిగా లాగుతుందయ్యా, అందుకే బుద్ధులు పుడుతున్నాయి, పరమాత్మను బంధిస్తాడా ఇతడు, ఇలా చెప్తున్నాను. మొత్తానికి కృష్ణుడు వస్తున్నాడన్న వార్త రాగానే అందరిలో ఒక తత్తర పాటండి. ఈ వర్ణనలో మనకు ఆ పరమాత్మ రావడం, ఆయనకు చేస్తున్న గౌరవాలు, హృదయంలో నిలిచిపోవడం కోసం చెప్తున్నాం ఇక్కడంతా కూడా. భీష్ముడు, ద్రోణుడు, కృపాదులందరూ తమని తాము చక్కగా వస్త్రాలతో అలంకరించుకుని కృష్ణునికి ఎదురిగారట. పైగా విదురుడు ముందే చెప్పాడు, నువ్వు ఏవిచ్చిరాని స్వీకరించిన కుసుమా, మర్యాదగా నువ్వు చూపించే పూర్ణ కుంభము, నువ్వు చేసే పాదపూజ ఇది మాత్రం తప్ప ఇంకేవి ఆయన ఆశపడ్డ స్వీకరించిన ముందే చెప్పాడు. ఇక్కడ ఆ పూర్ణ కుంభాలతో స్వాగతం పలికారు. పరమాత్మ ఆ బయలుదేరి వస్తూ ఉన్నట్ట, ముందుగా నగరానికి దగ్గరలోనే స్వాగతం పలికారు. మొత్తం హస్తినపురవాసులు అందరూ వీధుల్లోకి వచ్చేటండి, ఇంట్లో పిల్లలు కూడా మిగలలేదన్నారు. అందరూ వీధుల్లోకి ఎందుకు వచ్చారండి, కృష్ణుడిని చూడ్డానికి అన్నారు. ఇక్కడ ఎంత అందమైన వ్యాస వర్ణన ఇక్కడ ఉంటుందంటే, కృష్ణ పరమాత్మ దర్శనం కోసం అందరూ పడుతున్నటువంటి తపన. అక్షణ్వతాం ఫలమిదం నపరం విదావా అన్నారు గోపికలు. కళ్ళంటూ ఉన్నందుకు ఫలితం ఏమిటయ్యా అంటే, కృష్ణ పరమాత్మ యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని చూడటం. స్వామి ఇక్కడికి హస్తినికి వచ్చాడు అని మొత్తం హస్తినపుర వాసులందరూ కూడా దారులకు ఇరుప్రక్కల వచ్చారు. భవనాల్లో పైన బురుజుల మీద ఎక్కిపోయారు, ప్రసాదముల యొక్క ఉపరి భాగాల్లో నిలిచిపోయారు, గుమ్మార దగ్గర నిలబడిపోయారు. వీళ్ళందరూ అటు ఇటు కదులుతుంటే ఎలా ఉన్నదంటే, హస్తిన మొత్తం కదులుతోందా అన్నట్టుంది అక్కడ. అలా వస్తున్నాడు పరమాత్మ. వాళ్ళందరి యొక్క ప్రేమని స్వీకరిస్తూ మూడు సింహద్వారాలు దాటి తిన్నగా ధృతరాష్ట్రుడున్న చోటకు వచ్చాడు. వెంటనే అందరూ లేచి నిలబడి జనార్దనుని గౌరవిస్తూ ఆయన ఉచితాసనం ఇచ్చారట. ఇచ్చే దగ్గరికి వెళ్ళి ధృతరాష్ట్రుడు తన దగ్గర ఉన్నటువంటి మంత్రుల సహాయంతో దగ్గరికి వెళ్ళి కృష్ణ పరమాత్మకు అర్ఘ్యపాద్యములు మధుపర్కమిచ్చి శాస్త్రోక్తంగా గోవుని అక్కడ పెట్టి గౌరవించేటండి. ఇక్కడ ఆనాటి యొక్క మర్యాదలు కూడా మనకు తెలుస్తుంది. అప్పుడు అక్కడ అందరినీ పలకరించి విదురుని నివాసానికి వెళ్ళాడు కృష్ణ పరమాత్మ. అక్కడి నుంచి విదురుడు ఇంటికి వెళితే విదురుడు పరమానంద భరితుడే, నీ దర్శనంతో మేము ధన్యమయ్యామయ్యా, నువ్వు ప్రాణులకు అంతరాత్మవైన భగవానుడవు అని విదురుడు కీర్తన చేశాడు. ఆ తర్వాత తిన్నగా కుంతి దగ్గరికి వెళ్ళాడండి. 13 ఏళ్ళైంది కొడుకులు దూరమై బాధపడుతోంది కుంతి. ఇప్పుడు కృష్ణుడు వచ్చాడు ఇక్కడికి. ఆ కుంతి కృష్ణుని స్మరిస్తూ ఉన్నదే తప్ప దర్శనం ఇన్నాళ్ళకి దొరికింది. కుంతి ఆనంద భరితురాలేనిది. ఆవిడ కూడా ఇక్కడ మాట్లాడుతూ ఉన్నప్పుడు, కృష్ణ నువ్వు కార్యం సాధించడానికి వచ్చావు, నా మనసులో కొన్ని మాటలు చెప్తాను. వీళ్ళ ద్వారా పొందిన బాధలు అవమానాలు అంతా ఇంతా కాదయ్యా, ఇప్పుడు వాళ్ళు ఏదో మాటలకు లోబడి రాజ్యం ఇచ్చేసినా తృప్తిపడాల్సింది కాదు. ఇదివరకు చేసిన వాటికి తగ్గ విధంగా చేయాలి కదా. నా కొడుకులతో నువ్వు గట్టిగా చెప్పు, ప్రతాపము పరాక్రమంతోనే ఏదైనా సాధించాలి, కానీ ఇప్పుడు అనునయ వచనాలు వీళ్ల వద్ద సరిపోవు సుమా అనే విషయాన్ని చెప్పాడు. ఎప్పుడైతే కుంతి ఆ విధంగా మాట్లాడిందో తల్లిని ఓదార్చి అటు నుంచి అటు తిన్నగా దుర్యోధనుడున్నాయి. దుర్యోధను ఇంటికి వెళ్ళాడు. ఇక్కడ దుర్యోధనుడి ఇంటికి వెళ్ళగానే దుర్యోధనుడు కూడా చక్కగా మర్యాద చేశాడండి, కూర్చోబెట్టాడు. అక్కడ దుశ్శాసనుడు శకుని కూడా ఉన్నట్ట. దుర్యోధనుడి ఇంటికి వెళ్ళినప్పుడు, ఎందుకంటే తిన్నగా సభలోకి వెళ్ళి బాబా ఎప్పుడు వచ్చి తీవు, జెండాపై కపిరాజులు మొదలెట్టలేదండి, దానికి పద్ధతి ఉంది తెలుసుకోండి. ఇక్కడ ఒక్కొక్కరిని ప్రేమపూర్వకంగా పలకరిస్తున్నాడు. ఇక్కడ దుర్యోధనుడు ఇంటికి వెళితే దుర్యోధనుడు కూర్చోబెట్టేట, కూర్చోబెట్టి చక్కగా గౌరవం అన్నీ ఇచ్చేటండి. ఇక్కడ పైగా రమ్యమైన రత్నములు పరిచినటువంటి ఆసనం ఉంటే దాని మీద పరమాత్మ కూర్చున్నాడు. ఇక్కడ అతన్ని గౌరవించి పక్కన కర్ణుడు దుశ్శాసనుడు దండం పెట్టారండి. కృష్ణుడిని చూస్తే రెండు చేతులు ముక్కులించకుండా వాడిని నిలబడలేడండి. ఇక్కడ అలా నమస్కరించారు. అక్కడ ఇప్పుడు జనార్దన, నువ్వు రావడం చాలా ధన్యుణ్ణయ్యాను. దుర్యోధనుడు కూడా కృష్ణుడిపై లోపల ఎంత భావం ఉన్నది నిలబడి తెలుస్తుంది. నీకోసం చక్కటి వంటలు పానీయములు అన్నీ సిద్ధం చేశాను నీ పరివారం కోసం, దయచేసి అవన్నీ స్వీకరించవయ్యా అని అంటే, దూతలు తాము వచ్చిన పని పూర్తయ్యే వరకు కూడా ఎవరితో మాట్లాడడానికి వచ్చారో వాళ్ళ ఇంట్లో భోజనం చెయ్యరయ్యా. అందుకు నేను వచ్చిన పనిలో కృతార్థుణ్ణైతే నీ ఇంట్లో భోజనము పూజ రెండు స్వీకరిస్తాను అని అంటే, ఇదేమిటి నీకు మాకు ఏ శత్రుత్వం లేదు కదా గోవిందా, పైగా నీపై నాకేమి ద్వేషం ఉంది. ద్వేషమంతా పాండవుల మీద ఉండవచ్చు, ఆ రెండో మాట అనలేదండి. నీపై నాకేమి ద్వేషం ఉంది, నీకు నాకు శత్రుత్వం ఏమున్నది అని అంటే, ఈయన గొప్ప మాట అన్నాడు, చూడు నేను ఎప్పుడైనా ధర్మాన్ని ఆచరిస్తాను, ధర్మాన్ని పలుకుతాను, ఇసుమంతా కూడా ధర్మం నుంచి బయటికి రాను. కృష్ణుడు చెప్తున్న మాట ఇది. ధర్మం నుంచి సాధారణంగా ఎందువల్ల మనిషి బయటపడతాడు అనేది ఇక్కడ చెప్తున్నాడు. ధర్మం ఎందుకు విడిచిపెడతాడు ఏ మానవుడైనా? కామం చేత కానీ, క్రోధం చేత కానీ, ద్వేషం చేత కానీ, స్వార్థం కోసం కానీ, లోభం కోసం కానీ, హేతువాద దృష్టితో కానీ ధర్మాన్ని విడిచిపెడతారట. చూసారా, అప్పుడే కృష్ణగీత మొదలైంది. లోకంలో మీరు గమనించండి, ధర్మాన్ని అవహేళన చేసేవారు, ధర్మాన్ని విడిచిపెట్టేవారు ఇప్పుడు చెప్పిన ఈ కేటగిరీలో దేనికైనా చెందినవారు. ఒకటి కామం చేత, క్రోధం చేత, ద్వేషం చేత, స్వార్థం కోసం, లోభం వల్ల, హేతువాద దృష్టి, వీటితోనే ఎవడైనా ధర్మాన్ని విడిచిపెడతారు. కానీ నేను నాహం కామాన్ న సంరంభాన్ న ద్వేషాన్నర్థకారణాత్ నా హేతువాదతే లోభాత్ వా ధర్మం జహ్యాం కథంచన, నా హేతువాదాత్ లోభాత్వా ధర్మం జయ్యాం కథంచన. అది గట్టిగా చెప్పాడండి ఇక్కడ. అది హేతువాదం, లోభం ఏవీ కూడా ఉపయోగించకూడదు. అలా ఎందుకు చెప్పారండి శాస్త్రంలో? బహుశా ఎందుకు చెప్పుంటారు, అలా కాదు కానీ ఇలా మారుద్దామండి. నువ్వెవడికి చెప్పడానికి హేతువాదంతో? ఋషులు దర్శించిన అతీంద్రియ జ్ఞానానికి నువ్వు హేతువాదం చూపించి ధర్మం నుంచి భ్రష్టుడవుతావా? కానీ ఇలా నేను ఎప్పుడు ధర్మాన్ని తప్పను సుమా, ఈ మాట ఎందుకుంటున్నాడు కృష్ణుడు? నేను చెప్పబోయేది చెయ్యబోయేది ధర్మ సమ్మతమైనదే ఇది తెలుసుకో. పైగా ఎక్కడైనా భోజనం చేయాలంటే రెండు కారణాలు ఉంటేనే భోజనం చేయాలయ్యా, లేకపోతే భోజనం చెయ్యకూడదు. ఒకటి ప్రీతి అయినా ఉండాలి, లేదా వెళ్ళిన వాడికి ఆపద అయినా ఉండాలి. రెండిట్లో ఏదైనా ఉంటేనే కానీ ఆతిథ్యము భోజనము స్వీకరించడం ఉన్నది. నీకు నాపై ప్రీతి లేదు, నేను ఆపదలోనూ లేను, అందుకు నీ ఇంట్లో భోజనం చేయాలన్నాడు కృష్ణ పరమాత్మ. ఎంత విశేషమైన ఇప్పుడు ఇబ్బంది లేదు. అయితే నీకు నాపై ప్రీతి లేదు అంటే నువ్వు ఒప్పుకో, నీకు నాపై ప్రీతి లేదని నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే పాండవుల్ని ద్వేషించేవాళ్ళు నన్ను ద్వేషించినట్లే. ఒకటే మాట చెప్పాడు, ఇది ఒక్కడ తెలుసుకోండి. దీన్ని బట్టి ఎవడు పాండవుల్ని కొంచెం ద్వేషించినా కృష్ణ ద్వేషులు అయిపోతారు, ఇది తెలుసుకోవాల్సింది. యస్త్వాన్ యస్తాన్ ద్వేష్టి సమాం ద్వేష్టి యస్తానను సమామను ఐకాత్మ్యం మాం గతం విద్ధి పాండవైర్ధర్మచారిభి. ఇది కృష్ణ హృదయం అండి. కృష్ణ రాయిబారంలో ఏం మాట్లాడతారో పక్కన పెట్టండి. ఇప్పుడు కృష్ణుడు ఇక్కడ మాట్లాడిన మూడు వాక్యములు చాలు, మూడు శ్లోకములు ముత్యాలు. అందుకే భారతమంతా భగవద్గీతయే. ఈ కోణంతో చూడండి, ఇక్కడ కృష్ణుడు ఎక్కడ మాట్లాడినా భగవద్గీతే, అది చూపిస్తున్నాడు ఇక్కడ. పాండవుల్ని ద్వేషిస్తే నన్ను ద్వేషించినట్టే, పాండవులపై ప్రీతి కలిగితే నాపై ప్రీతి కలిగినట్టే. ఐకాత్మ్యం మాంగతం విద్ధి, నేను పాండవులు ఏకాత్ములము, మేమిద్దరము ఒకటే, ఇది తెలుసుకోవాల్సింది కృష్ణ, ఇది తెలుసుకో అని చెప్తూ ఇంకొకటి, సర్వమేతదన్న భోక్తవ్యం సర్వమేతన్న భోక్తవ్యం అన్నం దుష్టాభిసంహితం. సర్వమేతత్ న భోక్తవ్యం, నీ ఇంట్లో అన్నం తినరాదు. ఎందుకంటే నిరంతర ద్వేషభావాలతో కుటిల బుద్ధితో ఉన్నవాడు పెట్టిన అన్నం, వండిన అన్నం, వాడి ఇంటి అన్నం కూడా దూషితమై ఉంటుంది. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అందుకే అన్నం వండినా అన్నం పెట్టినా ఇంట్లో కూడా మనం ప్రీతిభావంతో పెట్టాలి. అందుకే భగవత్స్మరణతో పెట్టినప్పుడు అది గొప్పదవుతాయండి. అందుకే భగవత్కీర్తనతో వండి భగవంతుడికి నివేదించి అది తినే అన్నం కాసింత తిన్నా చాలండి. భక్తి కలుగు కూడు పట్టెడైనను చాలు. అది తెలుసుకోవాల్సింది ఇక్కడ. నీది భావదూషితమైన అన్నం కనుక నీ ఇంట్లో తినను అన్నాడు. తిన్నగా బయలుదేరాడు అక్కడికి. విదురుని ఇంటికి బయలుదేరి వాళ్ళ ఇంట్లో భోజనం చేసేటండి. శుచి రుచి అయిన అన్నపానాలు తిన్నట్టు అక్కడ. అయితే ఇక్కడ మనకి మరికొంచెం ఆకర్షణ కోసం అరటిపండు ఒలిచిపెట్టి తొక్క ఇచ్చేసి పండు పారేసాడు. ఇవన్నీ సరదాగా పుట్టిన కథలే కానీ ఇక్కడ అదేం లేవండి. విదురుడి ఇంటికి వెళ్ళి భోజనం చేసాడు మాత్రమే ఉంది ఇక్కడ. దీన్ని బట్టి పరమాత్మ ఇందులో కూడా, అందుకే ఎక్కడికక్కడ భగవత్తత్వం. నిన్న మనం మహానుభావుడు అర్జునుడు దుర్యోధనుడు వెళ్ళి అడిగినప్పుడు ఒక తత్వాన్ని తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ భోజన సమయంలో భగవంతుడికి నివేదించవలసింది ఏమిటి అది కూడా తెలుసుకోవాలి. పత్రం పుష్పం ఫలంతోయం యోమే భక్త ప్రయచ్చతి. ఏ రోజుకు ఆ రోజు అటు భగవద్గీత శ్లోకాలు వస్తున్నాయి, భారతం వస్తుంది, రెండింటికి కలిపి మనం పరిశీలన చేస్తున్నాం. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అలా ఈ అంశాన్ని కూడా మనం గమనించుకుంటున్నాం. అప్పుడు విదురుడు భోజనం చేసిందని కృష్ణుడితో అంటున్నాడు, నువ్వు ఇక్కడికి రావడం నాకు సమంజసం అనిపించట్లేదయ్యా, నువ్వేదో సంధి చేస్తానని వస్తున్నావు, ఇక్కడ పొసగే అవకాశం లేదు. పైగా వీళ్ళందరూ కాని మాట్లాడుతుంటే నువ్వు అవమానింపబడితే నేను తట్టుకోలేను అని అంటే, అప్పుడు కృష్ణుడు అంటున్నాడు, ఒకటి మాట విను, మనం ప్రయత్నించిన ఫలితం రాదు అని తెలిసినా ప్రయత్నం మానరాదు సుమా, అది ధర్మసమ్మతమైనప్పుడు. ఇది జాగ్రత్తగా వినాలండి ఈ వాక్యం. మనుష్యుడు తన శక్తిని అనుసరించి ధర్మకార్య సాధన కోసం ప్రయత్నించాలి. ఒకవేళ విఫలడు అయినా మానకూడదు. ఇది తెలుసుకోవాల్సింది. అయ్యా మీరింత ధర్మాలు చెప్తూ ఉన్నారు, మేమింత ధర్మాలు చేస్తున్నాం, ఏం ప్రయోజనం ఉందండి? కాదుట, ప్రయోజనం ఉండదు, ప్రయోజనం లేదు అని తెలిసినా ధర్మము కోసం ప్రయత్నించాలి. ఇది కృష్ణుడు మనకు చూపించిన ఒక గొప్ప బోధ. ఒకవేళ విఫలుడివే అయిపోయేవనుకో, నువ్వు ధర్మం కోసం ప్రయత్నించిన ధర్మము నిన్ను కాపాడుతుంది. ఇది తెలుసుకోవాల్సింది. అదొక ధర్మం, అది ఆ ధర్మం అది నిన్ను కాపాడుతుంది. అందుకే నేను ఈ కర్ణ దుర్యోధనుల కారణంగా కౌరవుల్లో ఈ ఆపద కలిగింది. కృష్ణుడు చెప్తున్న ఈ మాట విశేషం. కర్ణ దుర్యోధను వీళ్ళిద్దరి కారణంగానే ఆపద కలిగింది. ఆ దుర్యోధనుడు ఒప్పుకున్నాడు, ఈ భయంకరమైన యజ్ఞానికి మేమిద్దరమే ప్రధానం అన్నాడుగా. అదే మాట స్వామి చెప్తున్నాడు ఇక్కడ. వాళ్ళిద్దరు యొక్క దుర్బుద్ధిని రాజులందరూ అనుసరిస్తున్నారు. అందుకు నా మేరకు నేను ప్రయత్నిస్తా, మంచి మాటలు చెప్తా, ఈ ధర్మం అని చెప్తాను. విఫలం కాలేదనుకో అదో ధర్మం, చూద్దాం. అది ఇక్కడ చెప్పాడు. ప్రాతకాలం అయిందండి, విదురుడు ఇంట్లోనే ఉన్నాడు. ఇది కృష్ణ పరమాత్మను గమనిస్తామని ఉద్దేశం చెప్తున్నా. ఏమండి కథలు నడవట్లేదని, నడిపించే బాధ్యత భగవంతుడు ఇక్కడ పెట్టాడు. నిశ్చింతగా వినండి చాలు. ఇక్కడ జరుగుతున్న అంశం ప్రాతకాలం లేచేట. కృష్ణుడు కదలికలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలని ఉత్సాహంతో చెప్తున్నాడు. ప్రాతకాలంలో చేసినది ఏమిటయ్యా అంటే, బ్రాహ్మీముహూర్తం లేదు, ధ్యానం చేసి స్నానాదులు పూర్తి చేసి సంధ్యాంగమైన తర్పణలు చేసి జపాన్ని ముగించి అగ్ని కార్యం చేసుకుని అలంకరించుకుని కూర్చున్నట్టు స్వామి. ఎంత విశేషించాలండి. అంటే స్వామి యొక్క దినచర్య. నేను ద్వారకలో ఉన్నప్పుడు అవన్నీ చేస్తాను కానీ ఇక్కడంటే కుదరదుగా. ఎక్కడున్నా తన ధర్మాన్ని స్వామి ఎలా పాటిస్తున్నాడో చూడండి ఇక్కడ. అదే కృష్ణ పరమాత్మ దగ్గర గమనించవలసింది. గృహస్థుగా ఒక క్షత్రియుడుగా తాను చేయవలసిన ధర్మాలు ఎంత చక్కగా పాటిస్తున్నాడు. అందుకయ్యాడయ్యా భగవంతుని అతను. ఇప్పుడు ఆయన దగ్గరికి కబురు పంపించారు. ఆ పంపించింది ఎవరిని పంపించారు? దుర్యోధనుడు శకుని కలిసి వచ్చాడు. విదురుడింటికి వచ్చి నమస్కారం చేసి, మహానుభవ గోవింద, ధృతరాష్ట్ర మహారాజు కొలువు తీరు ఉన్నారు, భీష్మాదులు కూర్చుని ఉన్నారు, నీ రాకకై ఎదురు చూస్తున్నారు అంటే, కృష్ణ పరమాత్మ బయలుదేరి రథం మీద వస్తున్నాడండి. ఆ వస్తూ ఉండగా త్రోవలో ఎందరో గౌరవించారు. సభాభవనంలోకి ప్రవేశించేటప్పటికల్లా మహర్షులందరూ అక్కడ కూర్చుని ఉన్నట్ట. వాళ్ళందరూ లేచి నిలబడ్డారు. అప్పుడు కృష్ణ పరమాత్మ కూడా వాళ్ళందరికీ నమస్కరించాడు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి రాజులతో చెప్తున్నాడు, మహర్షుల్ని బాగా సత్కరించి కూర్చోపెట్టేక మనమందరం కూర్చోవాలి అని చెప్పాడు. ఇక్కడ మర్యాదలు చూడండి ఇక్కడ. అప్పుడు మహర్షులందరికీ సత్కారములయ్యే వాళ్ళు కూర్చున్నారు. తర్వాత కృష్ణుడు కూర్చున్నాడు. ఎవరెవరు ఎక్కడ ఎలా కూర్చున్నారు ఇక్కడ వర్ణిస్తాడండి వ్యాసుడు. కృష్ణునికి దగ్గరలో కూర్చున్నట్ట ఆసనంపై, ఒకే ఆసనం మీద కూర్చున్నట్ట కర్ణుడు దుర్యోధనుడు. ఎంత ప్రేమో, ఒకే ఆసనంపై కూర్చున్నారు ఇక్కడ. ఇంకా కృష్ణ పరమాత్మ మాటలు ప్రారంభమవుతున్నాయి. ఓ ధృతరాష్ట్ర, ఇప్పుడు రాజవంశాలు మొత్తం భూమి మీద ఉన్న రాజవంశాల్లో సర్వశ్రేష్టమైన వంశం కురువంశమే అన్నాడు ఇక్కడ. నిజానికి ఈయన యదువంశం వాడు అయినప్పటికీ నిష్పక్షపాతంగా చెప్తున్నాడు. అందరూ గొప్పవాళ్లే కానీ గొప్ప వంశం కురువంశం. దాని యొక్క పరంపర కానీ శాస్త్రజ్ఞాన సదాచార సంపన్నం. శాస్త్రజ్ఞానము సదాచారము రెండు ఉన్నాయండి. సదాచారం అంటే వ్యవహారము, శాస్త్రజ్ఞానం అంటే పరమార్థం, ఈ రెండూ కలిగినటువంటివి, సద్గుణాలన్నీ ఈ యుగంలో ఈ కులంలో ఉన్నాయి. అలాంటి ప్రతిష్ట గల వంశం నీ కారణంగా అనుచిత కార్యాల వైపు వెళ్ళిపోతుంది. త్వయ్యధీన శమో రాజిన్ మయి చేయవ విశాంపతే పుత్రాన్ స్థాపయ కౌరవ్య స్థాపయిష్యామ్యహం పరాన్. ఏ ధృతరాష్ట్ర, ఇప్పుడు నీ చేతిలోనే మొత్తం ఉంది, నువ్వు తప్పించుకునే ప్రయత్నం చేయకు. మిగిలిన వాళ్ళ దగ్గర కొడుకు వినట్లేదు, వినట్లేదు కాదు, నీ చేతిలో ఉంది. నువ్వు నీ పిల్లల్ని నిగ్రహించు, వీళ్ళ శత్రువుల్ని ఎలా నిగ్రహించాలో నేను చూసుకుంటాను అన్నాడు. ఇక్కడ నువ్వు ఇక్కడ నిగ్రహించు, నేను అక్కడ నిగ్రహిస్తా. ఇది మన ఇద్దరం కలిసి ఇలా నిగ్రహించి శాంతిని తీసుకొద్దాం. నువ్వు ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా పాండవులు లాంటి రక్షకులు నీకు దొరకరు, తెలుసుకో. అలాంటి ఆత్మీయులను దూరం చేసుకుంటున్నావు. ఏనాడైనా నీ పట్ల అవినయంగా ధర్మరాజు ప్రవర్తించాడా? ఎలా ప్రవర్తించాడు? వాళ్ళు కానీ నీకున్నారంటే నీకు క్షేమం, మొత్తం కురువంశం మరింత బలమవుతుందయ్యా. వాళ్ళు మన వాళ్ళు, అంత దివ్యాస్త్ర శస్త్ర సంపన్నులైన పాండవులు నీకు తోడై నాన్న అని పిలుస్తూ ఉంటూ ఉంటే, ఒక రాజ్యభాగం వాళ్ళు పాలిస్తూ ఉంటే, ఇంకో రాజ్యభాగం దుర్యోధనుడు ఉంటూ ఉంటే, ఇరువురిని చూస్తూ తండ్రిగా ఉంటే, ఇద్దరు గౌరవం పొందుతూ నువ్వు ఎంత హాయిగా ఉండవచ్చు? ఒక్కసారి ఆలోచించు, కృష్ణుడి మాటలు ఎంత ధర్మసమ్మతంగా ఉన్నాయండి. ఏమాత్రం ఆలోచించినా, పైగా ఇక్కడ ఇంతమంది రాజులున్నారు, నేను చెప్తున్నది ఏమాత్రం అసమ్మతమైనా తెలియజేయండి, ధర్మ విరుద్ధమైతే తెలియజేయండి అన్నాడు కృష్ణ పరమాత్మ. పైగా యుద్ధంలో పాండవులు మరణించినా, బలసంపన్నులైన నీ కుమారులు మరణించినా ప్రయోజనమేమున్నది, సుఖమేముంటుందో చెప్పు ఇక్కడ. పైగా వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ రాజులందరూ ఇక్కడికి వచ్చి కూర్చున్నారే, వీళ్ళు హాయిగా ఆనందంగా విందు భోజనాలు చేసి మిత్రుల్లో అందరూ వెళ్ళిపోవడమే నేను కోరుకునేది. అంతేగాని అటు కొందరు బలాలు ఇటు కొందరు బలాలు చేరు కొట్టుకోవడం నేను కోరుకోవట్లేదు. వీళ్ళందరూ మిత్రుల్లా ఇక్కడికి వెళ్ళిపోయారు. అంతేకాదు, నువ్వు రాను రాను చిన్నవాడివి కావట్లేదు, పెద్దవాడు అవుతున్నావు, ఆయుష్ తగ్గుతుంది. ఒక్కసారి ఆలోచించన్నట్టు ఇక్కడ నీ ఆయుష్ కూడా తగ్గుతుంది, పెద్దవాడు అవుతున్నావు. ఇలాంటి స్థితిలో నీ సోదర పుత్రులపై ద్వేషంతో ఈ పని చేయడం ఏంటి? స్నేహంగా ఉండు. ఇది కాదంటావా ధర్మహాని అర్థహాని రెండూ అవుతుంది సుమా. నువ్వు వాళ్ళు చెప్పిన మాట నీకు యథాతథంగా చెప్తున్నాను విను. తండ్రి, నువ్వు మా పెద తండ్రివి, మా మాట మీద నువ్వు ఉంటావని నమ్ముకుంటున్నావు. అంతేకాదు నీ మాట కూడా అదే, 12 ఏళ్ళు నియమం తప్పకుండా వనవాసాజ్ఞాతవాసములు చేసి వస్తే తిరిగి రాజ్యమిస్తామన్న మాట సమయం. ఆ సమయంలో మేము కట్టుబడున్నాం, నువ్వు కట్టుబడి ఉండాలి, ఇది ఒక్కటే. తస్మాన్న సమయే తిష్ఠా స్థితానాం భరతర్షభ. సమయం అంటే నియమం, నియమానికి కట్టుబడ్డ మమ్మల్ని చూసి నువ్వు నియమానికి కట్టుబడ్డు. అందుకే మాట మీద నిలబడిన మా విషయంలో నువ్వు కూడా నీ మాటని కాపాడుకో. ఇది అద్భుతంగా చెప్పినది. ధర్మార్థాలు తెలిసిన వాడివి గనక రాజ్యాన్ని నువ్వు మాకు ఇవ్వవలసినది. వర్తామహే త్వయిచతాం త్వంచ వర్తస్వనస్తథా. మేము ఎల్లవేళల నీ పట్ల ఏ విధమైన భావంతో ఉన్నామో నువ్వు మా పట్ల అటువంటి ప్రీతి భావంతో ఉండు. అందుకే పైతృకమైన మా రాజ్యభాగం మాకిచ్చి అనుగ్రహించు అని పాండవులు చెప్తూ ఉన్నారు. వాళ్ళు ఇంకో మాట చెప్పారు, నాన్నగా వచ్చి నీకు సేవ చేయడానికి కూడా సిద్ధమే, యుద్ధం చేయడానికి కూడా సిద్ధమే, హితకరమైన మార్గం నిర్ణయించుకోమని చెప్పారు. ఇంత స్పష్టంగా వివరించారు. అనగానే పరశురాముడు లేచాడండి. ఇక్కడ కృష్ణరాయబార సన్నివేశంలో జరుగుతున్నదేమిటో తెలియడం కోసం తపనతో చెప్తున్న అంశం ఇక్కడ. నిజానికి ఇక్కడ పరశురాముడు, కణ్వుడు, నారదులు వారు ముగ్గురు మాట్లాడతారు. ఆ ముగ్గురు మాటలు చెప్తే మిగిలిన వారం రోజులు మనం వాటితో కాలక్షేపం చేయొచ్చు. అంత అద్భుతమైన విషయం చెప్తాడు ఇక్కడ. దంభోద్భవుడు అనేటువంటి ఒక రాజు, నన్ను మించిన ప్రతాపవంతుడు లేడు అని మాట్లాడినప్పుడు, అప్పుడు ఒక దేవత చెప్పిందిట, నిన్ను మించిన ప్రతాపవంతుడు లేరనకయ్యా, హిమాలయ పర్వతాల్లో గంధమాదన పర్వతం దగ్గర ఒక ఇద్దరు తపస్సు చేస్తూ ఉంటారు, వాళ్ళని అడుగు, వాళ్ళు చెప్తారు. వాళ్ళని మించిన వాళ్ళు లేరు అంటే ముందు వాళ్ళ దగ్గరికి వెళ్ళట. చూస్తే తాపస వేషంలో బక్క చిక్కి చర్మము ఎముకలు గూట్లో కంటుకుంటూ ఉంటే తపస్సు చేస్తున్న వాళ్ళు ఇద్దరిని చూసేట. చూసి నాతో యుద్ధానికి రండి అన్నట్ట. మేము తపస్సులు చేసుకుంటున్నాం, మాతో యుద్ధం ఎందుకయ్యా, భూమి మీద ఎందరో రాజులు ఉన్నారు, వెళ్ళి వెళ్ళన్నారు. ఆ రాజులెవరూ నీ ముందు పనికిరారని తీర్మానించారయ్యా, అందుకు మీతో వచ్చాము యుద్ధానికి అని పౌరుషంగా మాట్లాడుతూ, మీరు మహర్షుల్లా కనబడుతున్నారు, నాకు యుద్ధాన్ని దానం చేయండి అన్నారు. వెంటనే నా దగ్గర ఈ బాణాలు ఉన్నాయి, ఆ శస్త్రాలు ఉన్నాయి చెప్పేట. అక్కడ నరుడు చేతిలో కొన్ని దర్భపోచలు తీసుకున్నట్ట. నీవు ఇన్ని అస్త్రాలు శస్త్రాలు ఉన్నాయన్నావు, నా దగ్గర దర్భపోచలు ఉన్నాయి, సరే సిద్ధం కావన్నట్టండి. వెంటనే అస్త్రశస్త్ర ప్రయోగములు చేశారు వాళ్ళు. అతడు ఆ దంభోద్భవుడు వెంటనే నరుడు అభిమంత్రించి వేసేట, మొత్తం అతడు సేనలు అతడి బలములన్నీ నిర్వీర్యమైపోతే పాదాల మీద పడ్డాడయ్యా ఆ నరుడు అర్జునుడు ఆ నారాయణుడు కృష్ణ తెలుసుకోవాలి అని పరశురాముడు చెప్తున్నాడు. మహర్షి పరశురాముడు చెప్పిన వినాలుగా, ఎందుకంటే అక్కడ కర్ణుడికి పరశురాముడు నాపై చాలా ప్రేమ అన్నాడు, ఆయన కూడా చెప్తున్నాడు ఇక్కడ. ఆ తర్వాత కణుడు చెప్తాడు ఒక అద్భుతమైన మరికొన్ని వృత్తాంతాలు చాలా విశేషం. ఆ తర్వాత నారదులు వారు చెప్తారు, అందరి మాటలు అయిపోయాయి. అందరి మాటలు అయ్యాక అప్పుడు ధృతరాష్ట్రుడు నారదుడి మాట విని, నువ్వు చెప్పినవంతా గొప్పదే, కృష్ణుడితో నేను చెప్తున్నాను ఏంటయ్యే, నా అదుపు తప్పిపోయాడు యుధిష్ఠిరుడు. ఇది వరకు నేను మందలించలేదు నిగ్రహించలేదు నిజమే, ఇప్పుడు నేను నిగ్రహించినా అతడు వెనక్కి వచ్చేటట్టుగా లేడు, అదుపు తప్పిపోయాడు. అందుకని నా అదుపులో లేడు గనక నువ్వు అతన్ని నిగ్రహించి నా మాట లెక్క చేయడం లేదు గనక నీ మాటను చెప్పవయ్యా అని అంటే, ఇక్కడ కృష్ణ పరమాత్మ ఎంత గొప్పగా మాట్లాడుతున్నా అంటే, ఓయ్ కురుసత్తమ దుర్యోధన, నువ్వు చాలా గొప్ప జ్ఞానివయ్యా, సామాన్యుడు కావు. నువ్వు పుట్టినదే శాస్త్రజ్ఞానము సద్వ్యవహారము కలిగిన వంశంలో పుట్టావు, ఆ రెండు నీకున్నాయి. నువ్వు సామాన్యుడు కావు గనకనే లజ్జ కలిగిన వాడివి, పండితుడువు, సాధు స్వభావం ఉన్నది, తల్లిదండ్రులపై భక్తి కూడా ఉన్నటువంటి వాడవు. అందుకు నేను చెప్తున్నాను ఏంటంటే, ధర్మార్థ కామాలను మూడు ఉంటాయ్యా, ఈ మూడింట్లో మధ్యములు అర్థాన్ని మాత్రమే కోరుకుంటారు, ఇది కలహ కారణమవుతుంది. మూఢుడు అధముడు కామాన్ని మాత్రమే కోరుకుంటాడు, కేవలం యోగ్యులు మాత్రమే ధర్మాన్ని మాత్రమే కోరుకుంటారు. ధర్మబద్ధంగా లభిస్తేనే అర్థకామాలు తప్ప ధర్మం లేకపోతే అర్థకామాలు వద్దంటారు. పరమ దుర్మార్గులు లోభవశంతో ధర్మవిరుద్ధమైన అర్థకామాన్ని కోరతారు. నువ్వు ఆ శ్రేణికి వెళ్ళరాదు సుమా, ధర్మమునందు నిలబడి ఆలోచించు. నువ్వు ఇంతమందితో స్నేహం చేసి బలాన్ని పెంచుకుంటున్నావు అని అంటున్నావే, 11 అక్షోహిణులు వీళ్ళు వాళ్ళు వీళ్ళందరూ నాకు మిత్రులు అంటున్నావే, ఇంతమందితో మిత్రత్వం చేసుకునే బదులు 5 నువ్వు స్నేహం చేస్తే నువ్వు హాయిగా క్షేమంగా ఉంటావు. ఇది ఒక్కటి ఆలోచించు. కృష్ణుని మాటలు ఎంత అద్భుతంగా ఉన్నాయి చూడండి. ఇక్కడ పైగా ఇక్కడ నీకు ఎవరెవరైతే ఇంత కబుర్లాడుతున్నారో, ఏ కర్ణుడు శకుని నీ వెనకాల ఉన్నారో, అదేవిధంగా దుశ్శాసనుడు దుర్విషహుడు వీళ్ళు నీ చుట్టూ ఉన్న ప్రధాన బలం. వీళ్ళు జ్ఞానంలో కానీ ధర్మార్థ విషయాల్లో కానీ ఆ పాండవుల ముందు దేనికి పనికిరారు సుమా. వీళ్ళు జ్ఞానము ధర్మార్థములు నిర్ణయించలేరు. నీ ఇంట్లో అడుగు పెట్టబోతున్న రాజ్యలక్ష్మిని నువ్వే తోసుకుని పారవేసుకోకు, వాళ్ళకి సగభాగం ఇచ్చి నీ సంపద నువ్వు కాపాడుకో, లేకపోతే సర్వం నశిస్తాయి సుమా, నా మాట వినవయ్యా అన్నాడు కృష్ణ పరమాత్మ. వారి తండ్రి పాలు వారికి నిచ్చి నీ పాలు నీవు పుత్ర పౌత్ర చేయమును అనుభవించి సఖులరయ్యుండుటిది బంధుమిత్ర సుజన కోటి మెచ్చు తెరగు, ఎరగవే అజాత శత్రుని నెరియును ధర్మంబు సత్యనిష్టము. ఓ ధృతరాష్ట్ర, ఓ దుర్యోధన, అజాతశత్రుడి సత్యనిష్ట ధర్మము సాత్వికత నీకు తెలియవా, తనుదాన పోలుగాక ఏమనవచ్చు అజాతశత్రుని అతిశాంతత. ఆయనకి ఆయనే సాటయ్యా, అంత శాంతవంతుడు. వినయము గౌరవమును ఏ జనపతులకు గలవు చెప్పుమా సౌజన్యనిధి, అతనుకున్న వినయము కానీ శాంతము కానీ ఏ రాజుకున్నాయా చెప్పు. ఏ నింత అడితి, నేను ఇన్ని మాట్లాడుతున్నానే, నీ సంతానం విరుదెరగునకు హితము గోరి, నీ ఇరువురి సంతానానికి, ఎందుకంటే వాళ్ళు కూడా నీ సంతానమే మర్చిపోవద్దు, నీ పుత్రులే వారు కూడా, నీ పుత్రులుగానే స్వీకరించాలి వాళ్ళని, ఇరువురి హితం కోరి చెప్తున్నాను. భవత్ సూని మతి యతి లోభము మానిచి పాండవుల తెమ్ము మనుజాధీశ, వారులు శాంతశూరులు, వారలు శాంతశూరులు, భవచ్చరణంబులు గొల్వబోనియున్నారు అటుగాక మీకది మనంబునక ప్రియమేని ఎంతకున్ పోరికి వచ్చుచుండుదురు భూవరలు, రెండు తెరంగులందు నీ కారయ పచ్చమేది అగు నవ్విధమెర్పడ నిశ్చయింపుమా అని మరొకసారి గట్టిగా చెప్పిన వెంటనే మహాకోపంగా బాధ కలిగినా చాలా ప్రసన్నంగా మాట్లాడేటండి. ఇక్కడ ఎవరు, దుర్యోధనుడు మాట్లాడుతూ, కృష్ణ అందరు పట్టి నన్నే తప్పు అంటున్నారు, కానీ నా దశలు ఏ దోషముందో చెప్పు, నా దశలు ఏ దోషము లేదే, నువ్వు విదురుడు ధృతరాష్ట్రుడు ద్రోణుడు భీష్ముడు అందరూ నన్ను నందిస్తున్నారు, నేను ఎంతో ఆలోచించాను పగలు రాత్రి కూడా, నాలో ఒక్క చిన్న తప్పు కూడా నాకు కనబడలేదన్నాడు. ఇది నిర్ణయం, ఏం ఆలోచన చూడండి. ఇక్కడ నిజానికి పాండవులకు జోదం ఇష్టం, అందుకోసం ఆడారు, శకుని ఆడాడు, వీళ్ళు ఓడిపోయారు, మొత్తం అరణ్యాలు పాలయ్యారు, అంతే ఇందులో నా తప్పేముందో చెప్పు. ఇక్కడ ఇప్పుడు వచ్చి బెదిరిస్తూ, మేము మా ముందు దేవత నిలవలేరు, అసురులు నిలవలేరు, మా ముందు ఎంత ఉన్నారు, మా వెనక ఎంత ఉన్నారని చెప్తూ ఉంటే వాళ్ళ మేటలకి చేతలకి భయపడిపోయి నేను క్షత్ర ధర్మాన్ని విడిచిపెట్టి తల వంచుతానా, నేను ధర్మం దగ్గర, ధర్మవేత్తల దగ్గర మాత్రమే తలవంచుతాను తప్ప భయానికి తలవంచను సుమ. పైగా అసలు పాండవులకంటూ రాజ్యభాగం ఎక్కడుంది? అంత మా నాన్నదే, రాజ్యభాగం లేదు. మేము చిన్నప్పుడు ఏమి తెలియనప్పుడు మా నాన్న ఇంద్రప్రస్థమే సగమిచ్చేశాడు వాళ్ళకంతే. నతదవ్య పునర్లభ్యం పాండవైర్ వృష్టినందనా, ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి తిరిగి వెనక్కి ఇవ్వను, ఇదంతా నాదే. అందుకు నేను జీవించి ఉండగా సూది మనం ఓపినంత జాగా ఇవ్వనని మళ్ళీ గట్టిగా నొక్కి చెప్పాడండి. ఈ సూది మనం వదలట్లేదు వాడు, సూది మనం ఓపినంత కూడా ఇవ్వను అనగానే ఇక్కడ కృష్ణుడికి వచ్చిందండి. అక్కడ పరమాత్మ అరుణ పుండరీకాక్షుడయ్యే అన్నాడు ఇక్కడ తిక్కన గారు. మూలం ఏం చెప్తుందంటే క్రోధ రక్తారుణి క్షణ, క్రోధం వచ్చిందని పరమాత్మకు కోపం వస్తే ఇంకేముందండి? ఏమంటున్నావు, నీ తప్పు లేదా? ఒక్కసారి ఆలోచించి మాట్లాడు. అరయంగ తప్పు లేదంటే నీ వలన కీడు ఒకనాడు చేసి ఒకనాడు చేయవే. తప్పు లేదంటున్నావే, తప్పు ఒకప్పుడు చేసి ఒకప్పుడు చేయకుండా ఉన్నావా? మొదటి నుంచి నీదంతా తప్పుడు బతికిపో, తప్పుడు చేస్తూనే ఉన్నావు. నీ జనించిన యది యాదిగా ఉడుగక పాండవేయులకు చాలా ఎగ్గు చేసి విషమిడి పెనుబాముల గరపించి నీరిలో గట్టి త్రోచి లక్కయిల్ కాలిచి పెక్కుభంగుల చంపదలచిన చావక ధర్మరక్ష చేసి నెగడి ఇన్ని రకాలుగా వాళ్ళ చంపాలని ప్రయత్నించో చిన్నప్పటి నుంచి, అయినా వాళ్ళు చావలేదు. ఎందువల్ల? ధర్మరక్ష చేసి. వాళ్ళ ధర్మం వాళ్ళని రక్షించింది కనుక వాళ్ళు చావలేదు. ఇప్పుడు ఇన్ని నువ్వు హింసించినా వాళ్ళు అభివృద్ధి చెంది రాచసిరినందుయున్న వాళ్ళకి ఎప్పుడైతే ఇంత హింస పెట్టినా వాళ్ళు ఇంకా అభివృద్ధి చెంది రాజ్యలక్ష్మి సంపాదించుకుంటే జూపోపక ఈవు, చూపు ఓపక ఈవు, వాళ్ళు చక్కగా ఎదిగిపోయి సంపత్తి తెచ్చుకుంటే చూడలేక తీవ్ర పాపబుద్ధి గణమి జూదమొకటి కల్పించి కపటంబుసేయ దాన ఎల్ల చేటు పుట్టే. మొత్తం ఇంతవరకు జరిగిన కథనంతటి ఒక్క పద్యంలో చెప్పి మాట్లాడు. వాళ్ళకి సంపద ఉందన్న అసూయతో శకునిని అడ్డం పెట్టుకుని నువ్వు ఆడించలేదు కపట జూదాన్ని? అందుకని ఆయనకి ఇష్టం, ఆయన ఆడాడా? ఆయన నిన్ను ఆడతానని వచ్చాడా, పిలిచాడా? చేసింది వంచ నువ్వు. ఇంత స్త్రియా సంతప్యమానేన పాండవానా మహాత్మన త్వయా దుర్మంత్రితం జూత సౌబలేన భారత. నువ్వు చేసిన పని ఇది. అంతేకాదు అన్నదమ్ముల నెత్తంబులాడి సతుల తలలు బట్టి, సతుల తలలు బట్టి సభాస్థలంబనుకు ఇచ్చి చీరలొలిపింతిరే, ఇట్టివారి నెందు తడవుమా నీ ఒకండవు తక్క అధిపా. ఎవడైనా వదిన గారిని జుట్టు పట్టి ఇచ్చి అవమానించడం సభల్లో ఎక్కడైనా ఏ రాజైనా చేసాడా నువ్వు? ఒక్కడివి తప్ప. ఇదివరకు ఈ మాటలు మిగిలిన వాళ్ళు చెప్పారు, కానీ కృష్ణుడు చెప్పిన తీరు చూడండి ఎలా నాటుకునేటట్టుందో ఒక్కొక్కటి కూడా. పైగా అప్పుడు నీవు కర్ణుడును ఆడిన మాటలు కొల్వు లోపలం చెప్పుడు నట్టివే. అప్పుడు మీరిద్దరు ఆడిన మాటలు ఇప్పుడు సభలో నేను చెప్పలేను, అసభ్యమని సభల్లో మాట్లాడండి. కులము శీలము గల్గిన పుణ్య కాంతక ట్లప్పమిసేయుటెల్లగని ఉన్న జనంబులు వించునుండగా తప్పుక ఇంత లేదును విధంబది. అప్పుడు ఇంత చేసిన మీరు ఇప్పుడు తప్పుక ఇంత లేదును విధంబది నీకచనున్ కుమారక. ఇలాంటి కాని మాట్లాడితే నీకే తగిన సుమ. ఇక్కడ కృష్ణ పరమాత్మ ద్రౌపదికి జరిగిన అవమానాన్ని సహించకూడదని మాటిమాటికి అంటున్నాడంటే స్త్రీని అవమానిస్తే పరమాత్మ ఊరుకోడని దీన్ని బట్టి మనకు తెలుస్తున్న గొప్ప విషయం అండి. ఇక్కడ ఎత్తి విడిసిన వారిని ఎల్ల తప్పు పాండవుల మీద పెట్టిన, పాప అన్నిటికీ భరిస్తున్నారు కదా అని చెప్పి అంత తప్పు వాళ్ళ మీద పెడుతున్నావే, అలా తప్పు లేని వాళ్ళ మీద తప్పు పెడితే బ్రతుకు కలదే? ద్రోణ భీష్ములు తండ్రియు తోడు తోడ చెప్పు తగుమాట లేమి చెవులు సొరవు. ఇదివరకు పెద్దలు చెప్పారు, ఇప్పుడు నీ తండ్రి చెప్తున్నాడు, అయినా నీకు చెవుల ప్రవేశించట్లేదా? కథంతే నాపరాధోస్తి పాండవేషు మహాత్మ్యషు, నీకు అపరాధం చెయ్యలేదని ఎలా అనగలిగావు? ఏ నోటితో అనగలిగావు? నీవన్నీ ఇన్ని అపరాధాలు ఉన్నాయి, మొత్తం చేసిందంతా అపరాధమే. ఇప్పుడు నువ్వు రాజ్యభాగం ఇవ్వకపోతే యుద్ధభూమిలో పడిపోయి అధికార భ్రష్టుడు అవుతావు కదా, అప్పుడు తప్పనిసరిగా రాజ్యభాగం వాళ్ళకి ఇవ్వవలసి వస్తుంది సుమ. ఇలా గట్టిగా హెచ్చరించాడు ఇక్కడ. ఒక్క మాట విను, బుద్ధిహీనుడు లజ్జ లేనివాడు పెద్దల్ని పరాభవించేవాడు దుర్గతి పొందుతాడు. ఈ మాట ఎప్పుడైతే కృష్ణుడు అన్నాడో వెంటనే సభలోంచి లేచి వెళ్ళిపోయాడు దుర్యోధనుడు. అలా సభలోంచి లేచి వెళ్ళడం అమర్యాద ఆ రోజుల్లో, కలి ప్రవేశించేకే సభామర్యాదలు దెబ్బతింటాను. ఇందుకే చెప్పాం ఎలా వెళ్ళాడంటే బుద్ధిహీనుడైన వాడు లజ్జాహీనుడు పెద్దల్ని పరాభవించేవాడు మర్యాదలెరుగనివాడు అనాగరికుల్లా వెళ్ళాడన్నాడు ఇక్కడ. అనాగరికత అంటే ఇదండి ఇక్కడ, సభ మధ్యలోంచి లేచిపోవడం. పైగా అందరూ మాట్లాడుతున్నారు, నిర్ణయానికి రాబోతున్నారు, వెళ్ళిపోయాడు అంటే ఈ మాటల్ని ఖండించలేకపోయాడు, ఒప్పుకోక తప్పలేదు కానీ ఒప్పుకుని కూర్చోలేడు. అందుకు ఎప్పుడైతే అతను వెళ్ళిపోయాడో వాడి వెనకాల కర్ణుడు దుశ్శాసనుడు మరికొంతమంది బలం బయలుదేరి వెళ్ళిపోయారండి. వెంటనే భీష్ముడు అంటున్నాడు, క్షత్రియగణమంతా పండిపోయిన పళ్ళు రాలిపోయేటట్టు మృత్యుముఖంలో పడబోతున్నారయ్యా కృష్ణ, ఎవరూ ఆపలేరు, ఇది పరిస్థితి మొత్తానికి. అప్పుడు కృష్ణుడు బుద్ధిహీనుడైన దుర్యోధను రాజును చేసి నియంత్రించలేకపోవడం కురువృద్ధులందరూ చేస్తున్న పెద్ద తప్పు. ఎందుకంటే ఇలాంటి దుర్మార్గుడు ఒక్కడు ఉంటే పెద్దలైన వాళ్ళందరూ వాడిని బంధించి నిగ్రహించి వాళ్ళు శాసించాలి లోకాన్ని, మీరు ఆ పని చేయలేదు ఇంతవరకు. అందుకే పెద్దవాళ్ళు దుర్యోధను పుట్టాడనగానే వాడిని వదిలేసి మిగిలిన వాళ్ళని కాపాడు అని జ్యోతిష్ శాస్త్రవేత్తలు చెప్పారు. అప్పుడు ఆ పని చేయలేదు. ఇప్పటికీ మించిపోకుండా ఇదివరకే ఇక్కడున్న భీష్మద్రోణాది పెద్దలందరూ వాడిని బంధించి నియంత్రించి మాట్లాడకుండా చేసి మీరే రాజ్యపాలన చేసి ఉంటే చక్కగా ధర్మం ఉండేది, మీరు ఆ పని చేయలేదు అని ఎప్పుడైతే మాట్లాడుతూ ఉన్నారో ఆ సమయంలో గాంధారి వీళ్ళందరూ పిలిపించారట వెనక్కి. దుర్యోధనుని పిలిపించి మా మాట విను అని గాంధారి చెప్పింది. మీరు చెప్పాల్సింది చెప్పారుగా, నా నిర్ణయం మారదని వెళ్ళిపోయాడు అక్కడ దుర్యోధనుడు అక్కడి నుంచి. ఆ తర్వాత ఏం జరిగింది అనే అంశాన్ని రేపటి రోజు మనం పరిశీలిద్దాం. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. స్వస్తి.